ವಾಗರ್ಥಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ. ಉಪಾಸಕಾನಾಂ ಯದುಪಾಸನೀಯಂ ಉಪಾತ್ತವಾಸಂ ವಟಸಾಖಿ ಮೂಲೇ ತದ್ಧಾಮ ದಾಕ್ಷಿಣ್ಯಜುಷಾಸ್ವಮೂರ್ತ್ಯ ಜಾಗರ್ತು ಚಿತ್ತೇ ಮಮ ಬೋಧರೂಪಂ. ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಬ್ರಹ್ಮವಿದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಜಗದ್ಗುರು ಮಹಿಮೇನ ಈ ಸಭಾ ಸದಸ್ಯಕ್ಕೆ ಸವಿನಯ ನಮಸ್ಕಾರ ಸಮರ್ಪಣೆ ಚೇಸ್ಕುಂಟು ಬ್ರಹ್ಮಸೂತ್ರ ಶಾಂಕರ ಭಾಷ್ಯಂಲೋ ನಿನ್ನಟ ರೋಜున మనం మొదటి అధ్యాయంలోని మూడో పాదం గురించి చెప్పుకుంటూ ఈ మూడో పాదం అంతా కూడా నిర్విశేష బ్రహ్మమునకు సంబంధించినటువంటి ఏ బ్రహ్మలింగములు ఉన్నాయో వాటికి సంబంధించిన వాక్య విచారం ఇక్కడ జరుగుతున్నది. దీనికి మునుపు వచ్చినటువంటి వెనుక వచ్చినటువంటి పాదంలో ఉపాస్య బ్రహ్మము అంటే సవిశేష బ్రహ్మమునకు సంబంధించిన బ్రహ్మలింగములు, ఇక్కడ నిర్విశేష బ్రహ్మము. ఇందులో రెండు జరిగాయి. ద్యుభ్వాద్యధికరణము, ద్యుభు దివి భువి, వీటి యందు వ్యాపించినటువంటి సేతువుగా ఉన్నటువంటి ఆధారమై ఉన్నటువంటి ఆయతనమై ఉన్నటువంటి పరమాత్మ గురించి. ఆ తర్వాత భూమాధికరణము, ఇది చెప్పుకున్న భూమా. భూమా అంటే అన్నిటికీ మించినది గొప్పది అనే పరతత్వం ఏది? ఉపనిషత్తుల ఉద్దేశంలో భూమా అంటే పరమాత్మయే, ఇది ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ తర్వాత అధికరణంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది అక్షరాధికరణము. ఈ అక్షరాధికరణం దగ్గర వచ్చిన సూత్రం ప్రధానంగా అక్షర మంబరాంత ధృతేహే అనే సూత్రం. అంటే అంబర అంత, అంబరం అంటే ఆకాశం, ఆకాశం వరకు ఉన్నటువంటి, ఇక్కడ అంతము అంటే దాని వరకు అని, దానితోనే అని కాకుండా ఆకాశము వరకు ఉన్నటువంటి సమస్త కార్యప్రపంచాన్ని ధరించడం చేత పరబ్రహ్మమును అక్షరం అంటారు అన్నారు. ఇక్కడ అక్షర శబ్దానికి వ్యవహారంలో రెండు రకాల అర్థములున్నాయి. అక్షరుడు అని జీవుణ్ణి ఉద్దేశించి కూడా ఒక మాట ఉన్నది. అదేవిధంగా నశించిన లక్షణం కలిగినది అని ఇత్యాదులు ప్రకృతి పరంగా అన్వయించడానికి ప్రయత్నిస్తారు సాంఖ్యులు మొదలైనటువంటి వారు. వాటన్నిటి పరాస్తం చేస్తూ అక్షరం అనే దానికి ఇక్కడ ఉపనిషద్ మంత్రంలో మాత్రం పరమాత్మనే భావము అని చూపిస్తున్నారు. అన్నీ పరబ్రహ్మ వైపు కదా సమన్వయించడం జరుగుతోంది ఈ సమన్వయ అధ్యాయంలో. అయితే అక్షరం అనే మాటకి మరొక అర్థం ఉన్నది. అక్షరము అంటే శబ్దము అని అర్థం ఉన్నది. కనుక ఉపనిషత్తుల్లో అక్షరము అని వాడినది శబ్దము గురించి చెప్తున్నాయా, లేకపోతే అది ఇంకా ఏదైనా జీవుడు మొదలైన అంశములు ప్రస్తావన చేస్తున్నాయా అంటే అది శబ్దము గురించి కూడా చెప్పట్లేదు అన్నారు. అక్కడ ఏ కంటెస్ట్లో ఏ సందర్భంలో ఏం చెప్తున్నారు? ఉపనిషద్వాక్యముల యందు అక్షరం అనేటువంటిది బ్రహ్మ విషయంలోనే చెప్తున్నారు. ఇది ఎలాగూ అంటే అంబరము వరకు ఉన్న సమస్త జగత్తును ధరించిన అక్షరము అని అక్కడ చెప్పారు కనుక అన్నాడు. ఎందుకంటే శబ్దము ఈ సమస్తమును ధరించింది అని చెప్పడానికి లేదు, జీవుడు ఈ విశ్వాన్నంతటిని ధరించాడని చెప్పడానికి లేదు. కనుక విశ్వాన్నంతటిని ధరించినది అని చెప్పేటప్పుడు అది పరమేశ్వర పరంగానే చెప్పబడుతుంది కనుక అక్కడ అక్షరుడు పరమేశ్వరుడే. అయితే అంబరాన్ని ధరించిన అక్షరం అనే మంత్రం ఎక్కడుంది? ఇప్పుడు ఉపనిషత్తులు మనం పట్టుకోవాల్సింది. ఇది బృహదారణ్యక ఉపనిషత్తుకి సంబంధించినటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని ఆధారం చేసుకొచ్చిన సూత్రం. ప్రతి సూత్రానికి ఒక ఉపనిషద్వాక్యం, దానికి అనుబంధ వాక్యములు ఈ విచారణ. అందుకు ఒక్క సూత్రం పట్టుకుంటే కొన్ని ఉపనిషద్వాక్యములు మనం విచారణ చేసుకుని తద్వారా బ్రహ్మ విచారణ జరుగుతుంది. ఇది ప్రతిరోజు ఉపోద్ఘాతంలో ఒకసారి చెప్పుకోవాలి, లేకపోతే ఎక్కడున్నామో తెలియాలి కదా. అందుకు ఇది అంశం. ఇక్కడ చెప్తున్న మంత్రం ఏంటంటే ఏతత్వై తదక్షరంగార్గీ అని మాట వస్తున్నది. వెంటనే బృహదారణ్యకం అనగానే యాజ్ఞవల్క్యుడు చెప్తున్నటువంటి మాట ఇది. కస్మిన్ను ఖల్వాకాశ ఓతశ్చ ప్రోతశ్చేతి సహోవాచ ఏతత్వై తదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంత్య స్థూల మనను అని బృహదారణ్యకోపనిషత్తులో ఇక్కడొచ్చింది తదక్షరం గార్గి అనే మాట. ఆ అక్షరం అనే మాట అక్కడ చెప్పాడే యాజ్ఞవల్క్యుడు బృహదారణ్యకంలో. ఆ అక్షరం అనేది శబ్దాన్ని చెప్తుందా, లేదా ఓమిత్యేక అక్షరం బ్రహ్మ అని అక్కడ అన్నారు గనక అది ఓంకారాన్ని చెప్తుంది అనుకోవచ్చు కదా అని అంటే, ఇక్కడ ఈ మంత్రానికి మనం ముందు అర్థం తీసుకుందాం. దీని యొక్క అర్థం విశేషంగా ఈ ఆకాశము ఈ సమస్త విశ్వము అంతా కూడా పడుగుపేకలుగా, పడుగుపేకలు అది ఓతశ్చ ప్రోతశ్చ. ఓతప్రోతము అంటే పడుగుపేక. మనం అల్లిక చేసేటప్పుడు ఎలాగైతే పడుగుపేక ఉంటుందో అలా విశ్వమంతా కూడా పడుగుపేకలుగా ఈ అంబరాదులు మొత్తము కూడా దేనిని ఆధారం చేసుకుని అల్లుకుని ఉన్నది అనంటే, ఓ గార్గీ అలా దేన్ని ఆధారం చేసుకున్నది అంటే అక్షరాన్ని ఆధారం చేసుకుని అల్లుకున్నది. అందుకే ఏతత్వై తదక్షరం, అది అక్షరము. అందుకే కస్మిన్ కల్వ ఆకాశ పోతశ్చ ప్రోతశ్చేతి, ఇక్కడున్న ఈ ఆకాశ శబ్దం ప్రకారంగానే అక్షరం అంబరాంత ధృతే అని సూత్రంలో చెప్పడం జరిగిందనమాట. పైగా ఇంకో విశేషం కూడా ఇక్కడ చెప్తున్నాడు, ఇది స్థూలము కాదు సూక్ష్మము కాదు అన్నాడు ఇక్కడ. అంటే అణువు కాదు, అక్కడ అనను అనే మాట వేశాడు. సూక్ష్మము అనే మాట నిజానికి పరమాత్మకు సరిపోతుంది, ఎందుకంటే ఆయన నిమించిన సూక్ష్మ విషయం మరొకటి లేదు. కానీ అందుకే మనం ఆ సూక్ష్మం అన్వయించకుండా అనను అని మాట వేశారు. అత్యంత చిన్నదైన ఉద్దేశంతో అణువు శబ్దాన్ని వాడతారు. ఆయన అణువు కాదు అలాగని స్థూలము కాదు అంటే మనం చూస్తున్న పదార్థ జగత్తులో రెండు రకాల స్థూలము అణువు అనే భావం చూస్తాం. ఈ పదార్థ జగత్తుకు సంబంధించిన స్థూల అణు అనే పరిమాణములు ప్రమాణములు ఆయనకి లేవు, అది ఇక్కడ చెప్పడమాట. ఇక్కడ ఈ అక్షరము పరబ్రహ్మే అని చెప్పడానికి మరొకటి తర్వాత సూత్రంలో అద్భుతమైన మాట, సాచ ప్రశాసనాత్ అన్నాడు ఇక్కడ. ఇక్కడ ఈ అక్షరుడైన బ్రహ్మమే సమస్తమును శాసిస్తున్నాడు అనమాట అన్నారు. సమస్తము శాసిస్తున్నాడు అంటే శబ్దము శాసించట్లేదు, జీవుడు శాసించట్లేదు, మరి శాసిస్తున్నది ఎవరు? పరమాత్మే కదా. కనుకనే అన్నిటికీ ఆధారమై ఉన్నది స్థూలము కాదు అణువు కాదు సమస్తమును శాసిస్తున్నది అనే మాట పరమాత్మ పరంగా చెప్తారు కనుక అక్షరము అంటే పరమాత్మ. ఇక్కడ బ్రహ్మముకి సంబంధించిన మనం ఎలాంటి అందమైన శబ్దాలు ఇప్పటివరకు చెప్పుకున్నామో భావన చేస్తే, నిన్నటి రోజున వైశ్వానరుడు ఇత్యాది శబ్దములు వచ్చి అంతర్యామి, అక్షిపురుషుడు, ఇవన్నీ మననం చేస్తూ మనం బ్రహ్మ విచారణ చేస్తున్నాయి. ఒక్కొక్క శబ్దం పట్టుకుని మనం ఇంటికి వెళ్ళిపోయినా చాలు విచారణ చేసుకోవడానికి. అలాగే ఈరోజు మనకు దొరికింది అక్షరుడు, పరమేశ్వరుడు గురించి. కనుక ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యా చంద్రమసౌ విధృతౌ తిష్ఠత. ప్రశాసనం ఇక్కడ వచ్చింది శబ్దం. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే హే గార్గి, యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు బృహదారణ్యకంలో గార్గితో ఏమనంటే, ఈ అక్షరము యొక్క శాసనం చేతనే సూర్యచంద్రాదులు కూడా నిలిచి నడుస్తూ ఉన్నారు అన్నాడు ఇక్కడ. అంటే కేవలం అక్షరం ఆధారంలో అలా జడంలా లేదు. ఇప్పుడు మనం ఈ వస్తువు ఇక్కడ పెట్టాము అంటే బల్ల దీనికి ఆధారం, అలాంటి ఆధారం కాదు పరమాత్మ, ఇది జడమైన ఆధారం. ఆయన అలా కాదు, వాటిని శాసిస్తున్నాడు. అందుకే ప్రశాసనే, శాసనము అనే క్రియ వచ్చిందంటే అది పరమేశ్వరుడు పరమాత్మనే చెప్పబడుతుంది కనుక సాచ ప్రశాసనాత్. ప్రశాసనం అనే విషయంలో అక్షర శబ్దాన్ని వాడారు, అక్షరస్య ప్రశాసనే. ఈ అక్షరుని యొక్క ప్రకృష్టమైన శాసనము వలన, ప్రశాసనం మామూలు శాసనం కాదండి, దాన్ని ఎవరు దాటలేరు, అలాంటి ప్రశాసనం. అందుకే ప్రశాసనంచ పారమేశ్వరం కర్మ, ప్రశాసనం అనేది పరమేశ్వరుని కర్మయే. అంతేగాని నచ అచేతనస్య ప్రశాసనం భవతి, అచేతనానికి ప్రశాసనం ఎక్కడుందయ్యా? కనుక అచేతన వస్తువు జడమైనదే శాసించలేదు, చైతన్య వస్తువే శాసించగలదు. కనుక చైతన్యమైనటువంటి ఆయనే శాసకుడు. అంతేకాదు అన్యభావ వ్యావృత్తిశ్చ, అంటే బ్రహ్మము కంటే అన్యమయ్యి ఉంటుందేమో అని ఊహ కూడా లేకుండా స్పష్టంగానే చెప్తున్నాడు. అయ్యుంటుందేమో నువ్వు ఆలోచించుకోవి, వెళ్ళవలసిన అవసరం లేదు. అక్కడ చెప్తున్న వాక్యం చూడు, ఎందుకంటే ఒక వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఉపక్రమము ఉపసంహారం అని ప్రధానికి ఉంటుంది. ఉపక్రమం అంటే ఎలా ఆరంభించారు, ఏది చెప్పాలని ప్రారంభించారు, చిట్ట చివరికి ఏది ఉపసంహారం ముగింపు చేశారు, ఈ రెండిటి మధ్యలో ఆ పదం ఉన్నప్పుడు ఈ రెండిటి ఆధారంగా దాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకో దానికి అవకాశమే లేకుండా అన్యభావ వ్యావృత్తిశ్చ, అన్యభావములను మరల్చడం చేత, ఇది కాకుండా ఇంకోటి అయ్యుంటుందేమో అనే భావం కూడా లేకుండా స్పష్టంగా చెప్పారే బృహదారణ్యకులను. అక్కడే అక్షరం గురించి ఎన్ని మార్లు అక్షర శబ్దాన్ని వాడుతున్నాడు చూడండి యాజ్ఞవల్క్యుడు. తద్వా ఏతదక్షరం గార్గి అదృష్టం ద్రష్టృ అశ్రుతం శ్రోతృ అమతం మంత్ర అవిజ్ఞాతం విజ్ఞాతృ. ఈ అక్షరం చూడబడనిది చూచేది. నేను ఇలాంటి మాట మనకు వచ్చింది కదా ఆ చేతనత్వం చెప్తూ, అది ఒక వేరే మంత్రం దగ్గర, ఇది మరో మంత్రం దగ్గర. అది చూడబడినది చూచేది, వినబడనది వినేది, ఆలోచించబడనది ఆలోచించేది, తెలియబడనది తెలుసుకునేది. ఈ మాట చెప్పడంలో ప్రత్యేకత ఏంటంటే మనం చూస్తున్న గోచరాగోచరాత్మకమైన విశ్వం, గోచరం గురించి మాట్లాడగలం, అగోచర ముందు నొప్పుకోగలం, కానీ గోచరాగోచరమైన జగత్త అంతటికి ఆధారమై ఏది ఉన్నది అనేది ఎలాగూ ప్రత్యక్ష విషయం కాదు. అది ప్రత్యక్షమైన విషయమైతే అది కూడా పరతత్వం కాదు, అది ప్రత్యక్ష విషయం కాదు. కనుక అది ఎప్పుడూ ఆ తత్వం అప్రత్యక్షమే, అలాగని చెప్పి జడం కాదు. అందుకే ఇక్కడ చూచేది వినేది ఆలోచించేది తెలుసుకునేది అని చెప్పడంలో సమస్తమును సాక్షిగా చూస్తున్న మహాచైతన్య వస్తువు అది ఆ పరమాత్మ అని చెప్పడంలో ఆ అక్షరం గురించి బ్రహ్మమే అనే మాటని ఎన్ని మంత్రముల ద్వారా యాజ్ఞవల్క్యుడు ప్రతిపాదన చేశాడు. కనుక అక్షరుడు అంటే ఎవరు? బ్రహ్మమే. మరి ఓంకార సంగతి ఏంటయ్యా అంటే ఓంకారము అక్కడ అక్షరమని అక్కడ చెప్పబడలేదు అన్నాడు. ఇక్కడ శబ్దముగా అక్షరం అనే వ్యవహారం వేరు, కనుక ఏ సందర్భంలో వాడేరనే దాన్నే తెలుసుకోవాలి. కనుక ఏ శబ్దం గురించి అని అర్థం చెప్పేటప్పుడు ఆ ఏ సందర్భంలో ఆ మాటను ప్రయోగించారు. నేను చెప్పాను కదా ఆత్మవిశ్వాసము అనే మాటకి వ్యవహారంలోకి అర్థం, పరమార్థంలో ఆత్మ అన్నప్పుడు వేరే అర్థం. అలాగే ఇక్కడ కూడా ఉపనిషద్వాక్యముల యందు అక్షరం అనేది బ్రహ్మభిషేకంగా మాట్లాడడం జరిగింది. కానీ ఇక ఓంకార విషయం అంటారా, ఓంకారం గురించి చెప్పేటప్పుడు కూడా ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహ అని ఈక్షతి కర్మ వ్యపదేశాధికరణము అని ఒక ప్రత్యేకమైన అధికరణంలో చెప్తున్నాడు. దీనిలో అర్థం ఏంటంటే ఈక్షతి కర్మ, ఈక్షతి కర్మ అంటే చూచుట అనే కర్మ అని, చూచుట అనే కర్మ అది ఓంకారముతో చేయాలి అన్నారు. అంటే ఓంకారంతో చూడాలట పరమాత్మ, ఇది కొంచెం ఆలోచించవలసిన అంశం. ఓంకారంతో చూడాలి పరమాత్మనని చెప్పారు కనుక ఓంకారమే బ్రహ్మమని చెప్పడానికి లేదు, ఇది ప్రతిపాదన. అందుకే ఈక్షతి కర్మ వ్యపదేశాత్ అంటే ఓంకారంలో ధ్యానించవలసిన పురుషుడు ఆ పరమాత్మ అని చెప్పారు కనుక ఓంకారమే పరమాత్మని చెప్పడానికి లేదు. కనుక ఓంకారమే పరమాత్మ ఎందుకు చెప్పకూడదు అంటే ఓంకారము ద్వారా మనం ధ్యానించవలసిన పరమాత్మత, అప్పుడు ఆ ఓంకారము ద్వారా ఆయన ధ్యానించాలి అనే విషయం మనకి అనేక చోట్ల ఉపనిషత్తుల్లో కనబడుతున్న అంశం. అందుకే ఏతద్వై సత్యకామ పరంచాపరంచ బ్రహ్మ యదోంకార తస్మద్విద్వానేతేనైవ ఆయతనం ఏనైక తరమన్వేతి అనే మాట ఉన్నది. అంటే ఓంకారం అనేదే బ్రహ్మము, పరబ్రహ్మము, అపరబ్రహ్మము అని ఆ ఓంకారము ద్వారా బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మను పొందుతున్నాడు అన్నప్పుడు ఓంకారమే బ్రహ్మ అనుకుంటే తప్ప అంటే తప్పు కాదు, కానీ సంపూర్ణంగా అది నిజం కాదు. ఎందుకంటే ఓంకారం గురించి ఇతర శాస్త్రాల్లో కూడా ఒక మాట చెప్పారు, ఓం అనేది తస్య వాచక ప్రణవ అన్నారు. పరమేశ్వరుని తెలియజేసేటువంటి ఏక అక్షరం ఏదయ్యా అంటే ఓంకారమేట. అందుకే మనం ఏ దేవుడు మంత్రం చేసినా ముందు ఓంకారం పెట్టుకుంటాం. నారాయణ శివ అంటే భేదం భేదం అంటాం, కానీ ఓంకారం అన్నప్పుడు ఇద్దరికి ఆ భేదమే. అందుకు శివుడి ముందు ఓంకారం పెట్టడానికి వాడు సిద్ధమే, నారాయణుడి ముందు పెట్టడానికి వీళ్ళు సిద్ధమే, గణపతి ముందేనే పెడతాం. ఓంకారం దగ్గర మాత్రం అందరూ కలిసిపోతారు. అంటే అర్థమేంటి, ఓంకారం అనే ఒకే పరమేశ్వరుడే, వాడిని ఒకడు గణపతిగా చూస్తున్నాడు ఓంకారాన్ని, ఇంకొకరు శివుడిగా చూస్తున్నారు, ఇంకోటి విష్ణువుగా చూస్తున్నాడు. కానీ హిందూ మతం యొక్క ఏకత్వం ఎక్కడ కనబడుతుందయ్యా అంటే ఓంకారం ఒక్కడ పట్టుకుంటూ చాలు. కానీ ఓంకారం సంపూర్ణమైన పరమేశ్వరుని తెలియజేస్తున్నది అని. మరి అంటప్పుడు ఓంకారమే బ్రహ్మ అంటే తస్య వాచక ప్రణవ అన్నారు అక్కడ. దాన్ని ఆయన్ని తెలియజేసేది ప్రణవము అని. వాచకము అంటే తెలియజేసేది, వాచ్య అంటే తెలియబడేది. కానీ వాచక ప్రణవ అంటే వాచ్య పరమేశ్వర అని అర్థం అనమాట. అందుకే వాచ్య వాచకయో అత్యంత భేదాభావ అన్నారు శాస్త్రము. అంటే వాచ్యానికి వాచకానికి అంత భేదము లేదు అన్నాడు. ఇది కొంచెం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఓంకారమే బ్రహ్మము అనుకునే మనము ఇక్కడ చెప్పబడుతున్న అక్షరము ఓంకారము ఉద్దేశంతో చెప్పబడలేదని చెప్పగానే ఇదేవుడు ఇలా చెప్తున్నాడు, ఓంకారమే బ్రహ్మం ఉన్నప్పుడు ఓంకారం అనే అక్షరము బ్రహ్మము కాదు, అక్షరం అంటే పరబ్రహ్మను చెప్పారు కానీ ఓంకారాన్ని కాదు అనగానే కొంచెం మనలో కదలికి వస్తుంది, దాన్ని కొంచెం సముదాయించి చెప్పుకోవాలి. అందుకు వాచ్య వాచకయో అత్యంత భేదాభావ, వాచ్యానికి వాచకానికి అంత భేదము లేదు అన్నాడు. అంటే భేదము లేదని ఒప్పుకుంటూనే అంత భేదం లేదన్నాడు. ఎందుకంటే కించిత్ భేదం ఉందన్నమాట. ఎందుకంటే శబ్ద విషయం అయిపోయింది కదా, శబ్దం ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా అది పరమాత్మ తరువాతదే, శబ్దానికి ఆయన లక్ష్యం. అందుకు అయితే ఆయన తెలియజేసే శబ్దం మాత్రమే ఇదే. కనుక ఓంకారము ద్వారా మనం బ్రహ్మమును ధ్యానించాలి. కనుక ఓంకారం అనే అక్షరం ఏ కర్మలో చెప్పారు, ఈక్షతి కర్మ వ్యపదేశాత్, ఈక్షతి కర్మగా చెప్పారు. అంటే మన ఓంకారము ద్వారా ధ్యానించవలసిన వాడు పరమాత్మ అని చెప్పారు గనక ఆయన ఓంకారం అని అక్షరముగా పరిమితమై లేడు. ఓంకారమునకు గమ్యమే నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయ్య, ప్రణవమునకు అర్థమై గమ్యమై ఉన్నటువంటి వాడు కనుక అక్కడ చెప్పిన అక్షరం అనే శబ్దము ఓంకారానికి కూడా అర్థమై గమ్యమై ఎవడున్నాడో ఆ పరమాత్మని తెలియజేస్తున్నది అన్నారు. మరి ఓంకారం చేత బ్రహ్మమును పొందుతారు అనే మాట ఉన్నది. ఎందుకంటే యప్పునరేతం త్రిమాత్రే నోమిత్యేనే వయకాక్షరేణ పరం పురుషమభిధ్యాయీత అని ప్రశ్నోపనిషత్తులో మంత్రం అన్నది. అంటే దీని అర్థం ఎవడైతే మూడు మాత్రలు కలిగిన ఓంకారం చేత పరమపురుషుని ధ్యానం చేస్తాడో అని చెప్పారు ఇక్కడ. పరమపురుషుని ఓంకారము చేత ధ్యానం చేస్తాడు అనగానే అప్పుడు ఓంకారము చేత ధ్యానం చేయబడే పరమేశ్వరుడు అన్నప్పుడు అక్షర శబ్దం శబ్దమును ఉద్దేశంలో ఓంకారానికి వాడినా నాసరహితుడు సర్వమునకు ఆధారుడు అనేటువంటి అక్కడ ఉపనిషద్వాక్యం పరబ్రహ్మనే చెప్తున్నది అని స్పష్టం చేస్తూ ఓంకారము ద్వారా అతడి అలాగనే ఓంకారము పరబ్రహ్మ సాధనకు ఎలా ఉపయోగిస్తుందో వివరిస్తున్నారు ఇక్కడ. స తేజస సూర్యే సంపన్న సస్సామభిరున్నీయతే బ్రహ్మలోకం అనే మాట కూడా ఉన్నది. అంటే ఎవరైతే ఓంకారంతో పరమాత్మని ధ్యానిస్తుంటారో వాడు క్రమముగా అతడు సూర్య తేజస్సులో కలిసి అక్కడ నుంచి ఆ ఓంకారాంతర్గతమైన సామల చేత బ్రహ్మలోకమునకు తీసుకుని వెళ్ళబడతాడు అని ఇక్కడ వివరించారు. అలా బ్రహ్మలోకానికి ఆ క్రమముక్తి పరంగా చేరుకుంటాడు. బ్రహ్మలోకానికి వెళ్ళినా క్రమముక్తితో పునరావృత్తి రహిత స్థితికే వెళతాడు గనక అది బ్రహ్మప్రాప్తిని కలిగిస్తున్నట్టే చెప్తున్నది గనక బ్రహ్మప్రాప్తికి హేతువుగా ఓంకారాన్ని చెప్పారు. అంతేకాదు ఓంకార ధ్యానం వల్ల సమ్యగ్ దర్శనమైనటువంటి పరమాత్మని సమ్యగ్ దర్శనంతో సమ్యగ్ జ్ఞానము అంటే సంపూర్ణ బ్రహ్మజ్ఞానము కూడా పొంది మనం ముక్తిని పొందవచ్చు. చిత్తశుద్ధిని క్రమంగా దీన్ని పొందవచ్చు సమ్యగ్ జ్ఞానాన్ని. సమ్యగ్ జ్ఞానం అంటే బ్రహ్మము తప్ప మరొకటి లేదు అనేటువంటి అద్వైత స్థితి. అది కూడా ప్రణవోపాసన వల్ల క్రమక్రమక్రమంగా ప్రాప్తించే అవకాశం ఉన్నది. అందుకే ముందు ప్రణవోపాసన సగుణ బ్రహ్మోపాసనే. క్రమంగా అది మనకు సాధన ద్వారా చిత్తశుద్ధిని జ్ఞానాన్ని కలిగించి నిర్విశేష బ్రహ్మతత్వం తెలుసుకోవడానికి పనికి వస్తుంది. అందుకు ఇక్కడ చెప్పబడిన అక్షరము, ఇక్కడ చెప్పబడిన అక్షరం అనే శబ్దము ఓంకారాన్ని ఉద్దేశించింది కాదు, పరబ్రహ్మమును ఉద్దేశించింది. ఓంకారం అనే అక్షరం కూడా పరబ్రహ్మను తెలుసుకోవడానికి అని చెప్పారు గనక అక్కడ శబ్దరూపమైన ఓంకారంకి అక్షర శబ్దం అర్థం వేరు, ఇక్కడ చెప్పింది వేరు అని అక్షరం గురించి ఇంత చక్కగా వివరించాడు. అదేవిధంగా స ఏతస్మాత్ జీవఘనాత్ పరాత్పరం పురుషయం పురుషమీక్షతే అని ఒక శృతివాక్యం చూపిస్తున్నారు ఇక్కడ. అంటే ఎవరైతే ఈ ప్రణవధ్యానం చేస్తున్నారో వారు జీవఘనం కంటే పరుడైన పురుషుణ్ణి చూస్తారు అన్నారు ఇక్కడ. జీవఘనము కంటే పరుడైన పురుషుడు. జీవఘనం అనే మాటకు చాలా చిత్రమైన అర్థం. జీవఘనం ఈ శబ్దానికి చాలా విశేషమైనటువంటి వ్యుత్పత్తిని తెలియజేస్తున్నారు శంకర భగవత్పాల్ వారు. అదేమిటి అంటే జీవఘనమితి జీవానాం హి సర్వేషాం కరణ పరివృతానాం సర్వకరణాత్మని హిరణ్యగర్భే బ్రహ్మలోక నివాసిని సంఘాతోపపత్తే భవతి బ్రహ్మలోకో జీవఘన అన్నారు ఇక్కడ. ఓంకారోపాసన వల్ల జీవఘనమును చేరుకుని జీవఘనము కంటే పరుడైన వాడిని చేరుకుంటాడు అన్నాడు ఇక్కడ. జీవఘనుడు అని ఎవరిని అంటారంటే హిరణ్య గర్భుడైన బ్రహ్మను అంటారు. ఆ బ్రహ్మలోకమే జీవఘనము అన్నారు. అందుకే వ్యష్టి శరీరం సమిష్టి శరీరం, వ్యష్టి శరీర అభిమాన్ని జీవుడు అంటారు. వ్యష్టి అంటే ఇండివిజువల్, వ్యష్టిగా చెప్పేటప్పుడు వ్యష్టి శరీర అభిమాన్ని జీవుడు అంటారు. సమిష్టి శరీర అభిమానిని బ్రహ్మదేవుడు లేదా హిరణ్య గర్భుడు చతుర్ముఖ బ్రహ్మ అని అంటారు ఇక్కడ. కనుక చతుర్ముఖ బ్రహ్మ అయిన బ్రహ్మగారు లోకానికి చేరతారు. క్రమముక్తితో వచ్చే విషయం ఇది. ఇది గత ఏడాది మనం ప్రవచన ఉపసంహార సమయంలో మొత్తం బ్రహ్మసూత్ర సారం వివరించుకునేటప్పుడు సగుణ బ్రహ్మోపాసకులు క్రమంగా వాళ్ళు క్రమముక్తిని పొంది హిరణ్య గర్భలోకానికి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి హిరణ్య గర్భునితో సహా పరమాత్మను చేరుతారు అని వివరించారే ఆ మాట ఇక్కడ చెప్పారు. ఓంకారాన్ని ఉపాసించేవాడు క్రమముగా ఆ జీవఘనుడైన హిరణ్య గర్భలోకానికి చేరుకుని అక్కడి నుంచి క్రమంగా దానికంటే పరుడైనటువంటి పరమాత్మలో లీనమవుతాడు అని వివరించారు. కనుక ఇక్కడ ప్రణవము క్రమంగా బ్రహ్మలోక ప్రాప్తిని తర్వాత యథార్థ తత్వజ్ఞానం కలిగించి ముక్తిని ఇస్తున్నది అని. కనుక అక్కడ ఓంకారం యొక్క అక్షర శబ్దానికి అర్థం వేరు, ఇక్కడ పరమాత్మనే అక్షరంగా చెప్పిన దాని యొక్క విశేషం వేరు అని ఈ రెండు అధికరణముల్లో ఇంత చక్కగా చూపించారు. దీన్ని చెప్తూ క్రమేణ చ సమ్యక్ దర్శనోత్పత్తి త్రిమాత్రేణ ఓంకారేణ ఆలంబనేన పరమాత్మానం అభిధ్యాయిత. సాధనకి సంబంధించిన అంశం ఎంత అందంగా అందిస్తున్నారు చూడండి శంకరులు. త్రిమాత్రేణ మూడు మాత్రలతో ఉన్న ఓంకారాన్ని దాన్ని ఆలంబనంగా చేసుకుని పరమాత్మను అభిధ్యాయిత చక్కగా ధ్యానించడం చేత ఫలం బ్రహ్మలోక ప్రాప్తి. దానికి ఫలం ఏమిటంటే బ్రహ్మలోక ప్రాప్తి. క్రమేణ చ సమ్యక్ దర్శన ఉత్పత్తి. బ్రహ్మలోకానికి వెళ్ళి లభించేది ఇది. క్రమముగా సమ్యక్ దర్శనం, ఇదే ఇందాక నేను సమ్యక్ జ్ఞానము అన్నాను. ఈ సమ్యక్ జ్ఞానం అన్నా బ్రహ్మజ్ఞానం అన్నా ఇది ఒకే శబ్దాన్ని చెప్తుంది. అది సమ్యక్ దర్శనోత్పత్తి ఇది క్రమముక్తి అభిప్రాయమేతద్ భవిష్యతీతి అని వివరించారు. కనుకనే ఓంకారం బ్రహ్మమునే తెలియజేస్తుంది. క్రమముగానైనా బ్రహ్మమునే అది ప్రతిపాదన చేస్తున్నది. ఆ బ్రహ్మము అసలైన అక్షరుడు అనే విషయాన్ని ఇక్కడ అక్షరానికి సంబంధించినటువంటి మాటగా వివరించి తర్వాత దహరాధికరణము అనే మాట వివరించబడుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ ఏ శబ్దములైతే మనం ఒక పరిచ్ఛిన్న వస్తువుకు వాడుతూ ఉంటామో ఆ శబ్దము ఉపనిషత్తు అపరిచ్ఛిన్న వస్తువుకు వాడింది. ఇది ఈ సూత్రం, ఈ మాట జాగ్రత్తగా పట్టుకోండి. పరిచ్ఛిన్నముకు మనం వాడే శబ్దములు ఉపనిషత్తు అపరిచ్ఛిన్నానికి వాడగానే దాన్ని కూడా మనం పరిచ్ఛిన్నముగా చూడబోతున్నాం. ఉదాహరణకు వైశ్వానరుడు అని నిన్న మనం చర్చ చేసుకున్నాం. వైశ్వానరుడు అంటే అగ్ని అని వ్యవహారం, నిఘంటు అర్థం కూడా అంతే. మరేముంది, నిఘంటు అర్థాలు వేరు, శాస్త్రార్థములు ఉపనిషదార్థములు వేరు. నిఘంటువు శాస్త్రమే, కానీ అది వ్యవహార శబ్దములు చెప్పడానికి పనికొస్తుంది అది. కానీ ఉపనిషదార్థములు వేరు, అది పరమార్థాన్ని చెప్తుంది. వ్యవహార శబ్దకోశం వేరు, పరమార్థ శబ్దకోశం వేరు, రెండింటి కలిపేసుకుని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకు మన వ్యవహారంలో కొన్ని కొన్ని సందర్భాల్లో వైశ్వానర అనేది అగ్ని సందర్భంగానే వాడతాం, కానీ దాన్ని ఉపనిషత్ పరమాత్మ సందర్భంగా వాడింది. అందుకు ఇక్కడ సూత్రం చెప్పవలసి, వ్యాఖ్యానం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, మనం పరిచ్ఛిన్నముగా వాడే శబ్దముల్ని ఉపనిషత్తు పరమాత్మతత్వంగా వాడేటప్పుడు ఆ పరమాత్మతత్వాన్ని మనం పరిచ్ఛిన్నంగా చూసి భ్రాంతి చెందకూడదన్న ఉద్దేశంతో ఇంత విస్తారంగా చెప్పడం జరుగుతుంది. అందుకే అక్షరమనగానే మనం అయితే మంత్రములు అక్షరములే లేదా ఓం అనేది అక్షరమే అనుకుంటాం గనక, ఉపనిషత్తు అక్కడ అక్షర శబ్దాన్ని పరమాత్మపరంగానే వాడింది. మరి ఓంకార సంగతి ఏంటయ్యా అంటే, అది పరమాత్మని ధ్యానించడానికి అది పనికొస్తున్నది. ఆ ధ్యానం వల్ల క్రమంగా మనం హిరణ్యగర్భ లోకానికి చేరుకుని క్రమముక్తిని పొందుతాం, సమ్యక్ జ్ఞానాన్ని పొందుతాం, ముక్తిహేతు అవుతున్నది అని చెప్పారు. అలా సహకరిస్తోంది గనక ఓమిత్యేక అక్షరం ప్రస్తావన జరిగినది. ఇప్పుడు బోధపడింది కదా, అక్షరం అనే శబ్దాన్ని బ్రహ్మముగానే చెప్పుకుని ఓంకారంగా అన్వయించుకున్నాం. ఇప్పుడు దహరా, దహరాధికరణం, ఇది చాలా ముఖ్యం. ఇక్కడ మనం గమనించినట్లయితే సాధారణంగా చాలామందిలో ఒక అభిప్రాయం ఉంటుంది, జ్ఞానమార్గం అనగానే చాలా క్లిష్టమండి, మాది భక్తి మార్గం చాలా హాయ్ అని. వాడు ఆ మార్గంలో కూడా లేడు అది. నిన్న నేను చెప్పుకున్నామే, కైలాసానికి వెళ్ళలేక ఇంట్లో కూర్చుని, హా ఇంట్లో కూర్చుని ఈశ్వరుని ఇక్కడ ధ్యానించుకుంటే ఇదే కైలాసం అని. వాడు ఇంట్లో కూర్చొని నిజంగా ఈశ్వరుని ధ్యానించడంతో యోగం వాడికి ఎలాగూ లేదు. కైలాసంకి వెళ్లకుండా ఉండడానికి సమర్థన పనికొచ్చినది. అసలు కారణం నిజానికి ఇంట్లో ఈశ్వరుని ధ్యానించుకోవడం కోసం కైలాసం వెళ్ళడం మానేశాడా? లేదు, అక్కడికి వెళ్ళడానికి భయపడి మానేశాడు. అలాగే మనకి దాన్ని మనం అందుకోలేమని, అర్హత లేదని ఒక భీతి కలిగి అదేదో మనకు అందని వస్తువుని దూరం పెట్టేస్తాం. ముందే ఇక్కడికి వచ్చేటప్పటికే ఇది మాకు అర్థం కాని విషయం, చాలా హై లెవెల్ అనుకుని కూర్చుంటాం గనక మనకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఒకటే కారణం, అనేక మంది సభల్లో చెప్తుంటాను, మనకది కావాలనుకోవడం లేదు కనుక అర్థం కాదు. ఒక్కటే సూత్రం, ఏ వస్తువైనా అర్థం కాదు. ఎందుకు అంటే మాకు కావాలనుకోవడం లేదు. అందులో ఏం చెప్తున్నాడో తెలియకుండానే ముందే ఒక అభిప్రాయం, దీని ప్రిజుడిషన్ అంటారు, పూర్వనిశ్చిత అభిప్రాయములు. దానివల్ల మనసు ఓపెన్ కాదు. నిజంగా మనలో భక్తి అనేది సిన్సియర్గా నిజాయితీగా కపటం లేకుండా నటన లేకుండా ఉంటే ఆ భక్తి కలవాడు బ్రహ్మసూత్రాలు వింటే డ్యాన్స్ చేస్తాడండి. అంత ఉంది ఇక్కడ, తప్ప ఇంకేమున్నది? సరైన విషయం. ఇక్కడ చెప్పబడుతున్న శబ్దములన్నీ మీరు పారాయణ చేసే పుస్తకాలు నేను చూపించనా? అక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఎందుకంటే మీరు పారాయణ చేద్దాం స్తోత్రం చేద్దామని కూర్చున్న ఆ స్తోత్రం ఇచ్చిన మహర్షి, ఓహో వచ్చేవరా కూర్చో, నిన్ను ఇలాగే ఉంచేని సుమా, నిన్ను అలా అలా పండించి పండించి పండించి జ్ఞానంలోకి తీసుకెళ్ళి ముక్తినిచ్చేస్తానని కూర్చుంటాడు. అందుకే మీరు మొత్తం విష్ణు శాస్త్రమంతా ఉపనిషదార్థాలే కాదా మొత్తం అది? లేకపోతే శంకరులు ఎందుకు దానికి భాష్యం రచిస్తారు? కొందరు రాశారా లేదని గొడవ పడతారని అవసరం వదిలేయండి. భగవద్గీత ఇవన్నీ మనకు చెప్తున్న అదే విషయం కదా. అదేవిధంగా దహరం అనగానే మీరేం భయపడక్కర్లేదు, బ్రహ్మసూత్రాల్లో ఉందని. దహర ఆకాశ రూపిణి, అసలు ఓపిక శ్రద్ధ దమ్ము మూడు ఉంటే లలితా సహస్రంలో ఉపనిషత్తత్వం అని చెప్పుకోవడానికి కూడా సిద్ధమేనండి. ఎన్నున్నాయో అందులో, ఎందుకంటే అక్కడ చెప్పబడుతున్న తత్వం సర్వోపనిషదుద్ఘుష్ట సాంచతీత కళాత్మిక, ఏమి శబ్దములండి అక్కడ చెప్తున్నది? విజ్ఞాత్రి వేద్యవర్జిత, ఆ వాక్యములని మహావాక్యాలు కదా. అందుకే లలితాశాస్త్రం చదవకుండా స్పృహతో శబ్దాన్ని మనం అవగాహన చేసుకుంటే ఆ మననమే ఉపనిషద్వాక్య మననం. అంతకు తప్ప సర్వోపనిషద్ఘుష్ట సాంచతీత కళాత్మిక దహరాకాశ రూపిణి, అక్కడ దహరాకాశం. ఇదే మాట మనకి భాగవతంలో శృతి గీతలు ఉదరముపాసతే అని మొదలుపెడితే అక్కడే. ఆ శృతి గీతలు మరేమిటి? మళ్ళీ మా భాగవతం అండి, భక్తి మార్గం మాదండి అంటే, నిజంగా భాగవతం వింటే వాడికి అర్థం కాక పిచ్చకపోతాడు, ఇదే భాగవతం అని. నిజమైన అస్సలు భాగవత రసం వింటే సామాన్యం కాదండి. అసలైన కస్తూరి వాసన చూస్తే ముక్కు నుంచి నెత్తురు వస్తుందిట. ఇది కల్తీ కస్తూరి అయితే బాధలేదు. కనుక అసలైన భాగవతం వింటే బ్రహ్మసూత్రాలు వినంత గట్టిగానే ఉంటుంది. మరి అలా అనిపించలేదండి అంటే అసలు భాగవతం వినలేదని అర్థం. అసలు భాగవతం చెప్పడం కానీ వినడం కానీ రెండిటికీ కూడా దేనికైనా ఉండవలసింది నిజాయితీతో కూడిన నిజమైన శ్రద్ధ అండి, అదొక్కటి. అంతేగాని నేను ఇలాగే ఉంటాను నువ్వు చెప్పేస్తుంటావు నాకు అర్థమైపోవాలి అంటే అది శ్రద్ధాళువులు కారు వాళ్ళు. అందుకే ఈ శబ్దములు ఎంత అద్భుతమైన శబ్దములు, అక్షర దహర వైశ్వానర అని అనుకుంటూ ఉంటేనే మహానామాలు కావే ఇవన్నీ కూడా. ఇక్కడ అలా భావించండి, ఎవ్వరూ కూడా పూర్వనిశ్చిత అభిప్రాయాలు పెట్టుకురావద్దు, ఓపెన్మెంట్తో తీసుకుంటుంటే ఎంత ఆస్వాదించవచ్చు. అలాగే దహర ఉత్తరేభ్య అనేది ఇక్కడ చెప్తున్నాడు. దహర ఉత్తరిభ్య, ఉత్తరము అంటే తరువాత, తరువాత చెప్పబడినటువంటి కారణాల చేత దహరము అంటే బ్రహ్మమే అన్నాడు ఇక్కడ. ఎందుకంటే దహరం అనే శబ్దానికి హృదయకోశం అనకు అర్థం ఉంది. హృదయకోశం, హృదయకోశం అంటే పరమాత్మ అంటే ఎవడండి? సర్వవ్యాపకుడు. హృదయకోశం అంటే ఎంత ఉంటుందండి? నీ శరీరంలో నాభ్యాము పరితిష్ఠతి, అవునా లేదా? ఆ పైన ఉంటుంది పద్మకోశ ప్రతీకాశకం హృదయించా ప్యధోముఖం, అది కదా దాని యొక్క స్థితి. అలా ఉంటుంది. సర్వవ్యాపకుడైన పరమాత్మయే దహరము అని ఉపనిషత్తు చెప్తోంది అంటే మేము ఒప్పుకో అంటాడు పూర్వపక్షి. ఎందుకు ఒప్పుకో? సరిగ్గా వాక్యం చూడు. దహరం అని ప్రారంభించిన వాక్యంలో తర్వాత చెప్పిన శబ్దములు అది పరమాత్మనే చెప్పింది, అందుకు ఉత్తరేభ్య అంటే తర్వాత చెప్పినవి అన్నమాట. దహరము గురించి ఉపనిషత్తులో వచ్చే వాక్యంలో ఆ శబ్దం వాడిన తర్వాత ఏం వివరించారో ఆ దహరము పరమాత్మనే చెప్పింది. ముందు ఒప్పుకుందాం అది ఎలా పరమాత్మ అవుతుందో తర్వాత రుజువు చేద్దాం. అందుకు దహర ఉత్తరేభ్య ఇది మాట. ఇక్కడ ఈ దహరము అనే మాట ఎక్కడొస్తోంది ఉపనిషత్తులు అంటే బహు స్థలాల్లో వస్తుందండి దహరం అనేది. ముఖ్యంగా ఛాందోగ్యంలోని మంత్రం ఆధారంగా ఈ సూత్రాన్ని చెప్తున్నారు బాదరాయణుడు. ఆ ఛాందోగ్యోపనిషత్తులోని మంత్రం, అథ యదిదమిస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ దహరోస్మిన్నంతరాకాశ తస్మిన్ యదంతస్తదన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యం. ఇది ఛాందోగ్యంలో ఉన్నటువంటి మంత్రం. ఈ మంత్రం ఎంత అందంగా చూడండి. అథ యదిదం అస్మిన్ బ్రహ్మపురే, అస్మిన్ బ్రహ్మపురే అని చెప్పడంలో విశేషం ఏమిటి? అస్మిన్ అనే శబ్దము ఈ అనే వాడ శబ్దంలో వాడతారు. అందుకే అస్మిన్ ఈ బ్రహ్మపురమునందు ఈ శరీరంలో, అస్మిన్ అనగా ఈ శరీరమునందు ఏది హృదయ పద్మమున్నదో అది పుండరీకం. పుండరీకం అంటే పద్మం కదా, అది పుండరీకం బ్రహ్మపురి. దానికి మరో పేరిట బ్రహ్మపురి. మనకు ఉపనిషత్ సంస్కారములు వైదిక శబ్దాలు లోకంలో చాలా చోట్ల వ్యాపించి ఇలాంటి పేర్లు పెట్టుకున్న ఊళ్ళు కూడా ఉన్నాయి మనకి. ఆ శబ్దములే అలాగే బ్రహ్మపురి దహరము పుండరీకం ఇలాంటి శబ్దం. పుండరీకం విరజం విశుద్ధం అనే శబ్దంలో మరొక చోటు ఉపనిషత్తు వాడుతుంది. కనుక పుండరీకము బ్రహ్మపురము దహరము అది ఎక్కడుందండి? ఏ లోకంలో అడ్రస్ చెప్తారా అంటే అస్మిన్ అన్నాడు ఇక్కడ. అయిపోగా అస్మిన్ ఇదం అస్మిన్ దీని యందు ఇదిగా ఉన్నటువంటి ఆ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ దహరహ అస్మిన్ అంతరాకాశ అది ఆ లోపల ఉన్న ఆకాశము అన్నాడు. ఆ దహరం అనగా అంతర్గతమైన హృదయాంతర్గతమైన ఆకాశాన్ని దహరం అంటారు. దానిని తస్మిన్ యదంతస్తదన్వేష్టవ్యం దాని లోపల ఏది ఉన్నదో దానిని అన్వేషించాలి, దాన్ని తెలుసుకోవాలి. నీ కర్తవ్యం ఏమిటి? ఉపనిషత్తు చాలా తేటగా చెప్తోందండి. కష్టపడడానికి ఏమీ లేదు. చాలా సులభమైన భాష, మధురమైన భాష, ఇంకా చెప్పాలంటే మధురమైన భాష ఉపనిషత్ భాష. చాలా మధురమైన భాష అది. వింటూ ఉంటేనే మనకు తెలియని ఒక ఆనందం కలుగుతుంటుంది. తదన్వేష్టవ్యం దానిని అన్వేషించు, అదే అన్వేషించవలసినది. అన్వేష్టవ్యం అంటే అన్వేషించవలసినది. ఆ మాట చెప్పడంలోనే అదే అన్వేషించాలి, ఇంకోటి కాదు అన్వేషించాల్సింది. అందుకే శ్రోతవ్య ద్రష్టవ్య మంతవ్య శబ్దములు కూడా అదే చేయు అని చెప్తున్నాయి. అక్కడ అన్వేషించవయ్యా తెలుసుకో అన్నాడు. ఆ అంతరాకాశంలోనే ఆయన వెతుక్కు. కానీ అంతరాకాశం ఎవరక్కడ? శరీరమునందు ఉన్నది అని చెప్పారు గనక, పైగా చిన్న ఆకాశము అది గనక, అది అయితే భూతాకాశమైనా అవ్వాలి లేదా జీవుడైనా అవ్వాలి. స్పేస్ భూతాకాశం అంటే ఒక శూన్యస్థితి. పంచభూతాలు ఎలాగైతే బయట వస్తువులన్నీ ఆకాశంలో ఉంటాయో అలాగే మన శరీరంలో ఒక ఆకాశము. కనుక అది ఆకాశం అనబడే భూత విషయమైనా అయి ఉండాలి, లేకపోతే జీవుడికి సంబంధించిన విషయమైనా అయి ఉండాలి. కానీ బ్రహ్మం ఎలా అవుతుంది? ఇది కదా చర్చ. ఎలా అవుతుందో వివరించి చూపిస్తున్నారు. అక్కడ బ్రహ్మపుర అనే శబ్దము ఒకటి చూడు, అది బ్రహ్మము యొక్క పురము. అంటే అక్కడ బ్రహ్మము కూడా వాడిని మనం ఆ జీవుడు పరంగానే వాడుకోవాలి. ఇక్కడ ఈ శరీరానికి వాడే ఉన్నాడు గనక వాడిగా వాడాలంటే అలా కుదరదయ్యా అది బ్రహ్మపురం. ఎందుకంటే అప్పుడు ఉత్తరేభ్య సూత్రం చూడండి, దహర ఉత్తరేభ్య ఉత్తరముగా చెప్పిన మాటలతో దహరం అంటే పరమాత్మే. ఎలాగో అంటే ఉత్తరం ఏం చెప్పాడు చూడండి, ఆ హృదయ ఆకాశమునందు నువ్వు అన్వేషించు. ఎవరిని అన్వేషించాలి? ఆ పరమాత్మను అన్వేషించు. అంటే దహరం ఎవరిది? పరమాత్మదే కదా. అక్కడ స్పష్టంగా ఆయన్ని అన్వేషించు, అది తెలుసుకో. ఆ తెలుసుకోవడమే కాదు, ఆ తెలుసుకోవడం వల్లనే నువ్వు ఇంకా అమృతత్వ స్థితిని పొందుతావు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. తస్మిన్ యదంతః తదుపాసితవ్యం ఇలాంటి మాట మరొక చోట కూడా వస్తున్నది. తస్మిన్ యదంతః తదుపాసితవ్యం, ఏది దాని లోపల ఉన్నదో దాన్ని ఉపాసించు. కనుక ఈశ్వరుని ఉపాసించవలసిన స్థానం ఏది? ఇది జ్ఞానమార్గం వేరండి, భక్తి మార్గం వేరండి అనుకోవద్దు. మనం భక్తి మార్గం అనుకున్నది భక్తి మార్గం కాదు. అందుకే జాగ్రత్తగా ఏ ఉపాసనైనా జాగ్రత్తగా చేస్తే, సాంగోపంగంగా చేస్తే, శాస్త్రం ప్రకారంగా చేస్తే మాత్రం అది పూజా పునస్కారంతో ఆగదు. అది క్రమంగా నీ అంతరాంతరాల్లోకి నిన్ను పంపించి నీ లోపల ఉన్న పరమాత్మని తెలుసుకునేలా చేసి, ఇంతవరకు నేను వెతుక్కుంటున్నది నాకు భిన్నము కాదు అని ఆయనతో ఐక్యం అయ్యేటట్టు చేస్తుంది. దాని అసలు గమ్యం అది. మనం దాన్ని అలా చూడట్లేదు, అది వచ్చింది. అందుకే ఉపాసన కర్మాంగత్వంగా తీసుకుపోతున్నాం, కానీ దానికి జ్ఞానానికి పనికొచ్చేటట్టు తీసుకువెళ్ళలేకపోతున్నాం. అందుకే జ్ఞానానికి ఉపాసనంగము కాకపోవచ్చు, కానీ ఉపాసనకి జ్ఞానం చాలా ప్రధానంగా ఉంటుంది. కనుకనే ఆ బ్రహ్మ విచారణ లక్షణంతో కానీ దాన్నే, అందుకే ఆ స్థితి పొందినటువంటి వారు ఉపాసన ద్వారా క్రమంగా ముక్తిని పొందుతారు. దేవి భాగవతంలో మాట అన్నది, అయ్యా క్రమంగా నన్ను ఈ ఎరుకతో కానీ ఉపాసన చేస్తే వాడికి నేను ఈ లోకములోనే యథార్థ జ్ఞానమునిస్తాను, అప్పుడు వాడు మోక్షం పొందుతాడు. ఇది అమ్మవారు చెప్పారు. అక్కడ అమ్మవారు చెప్పారనే మాట విష్ణు భక్తులు విష్ణువు చెప్పాడని పెట్టుకోవచ్చు, శివభక్తులు శివుడు చెప్పాడని చెప్పచ్చు. స్పష్టంగా మనకి దేవి భాగవతంలో కనబడుతున్న మాట ఏమని, ఎవరైతే ఈ విధంగా నన్ను బ్రహ్మతత్వముతో బ్రహ్మభావనతో ఉపాసన చేస్తారో, అందుకే మనం ఉపాసించే పరదేవతని కేవలం కోరికలు తీర్చొక శక్తినో ఒక దేవతనో కాకుండా బ్రహ్మభావనతో కానీ ఉపాసన చేస్తే, ఎందుకంటే చెయ్యొచ్చు, పరబ్రహ్మస్వరూపిణి అక్కడ నామములవన్నీ చెప్తున్నాడు. అలా చేసినట్లయితే వాడికి నేను క్రమముగా చిత్తశుద్ధిని కల్పించి యథార్థ జ్ఞానమునిచ్చి అభేద జ్ఞానాన్ని ఇచ్చి అద్వైత సిద్ధిని ఇస్తాను అని తల్లి చెప్తున్నది. వాడికి అటువంటి స్థితి లభిస్తుంది జ్ఞానము అని. ఎందుకంటే వాడు ఉపాసన విచారణ మార్గంలోకి వెళ్ళిపోయింది, అక్కడ విచారణ మార్గంలోకి వెళ్ళి సహకరించింది అని తల్లి స్పష్టంగా చెప్పింది. అయితే ఉపాసన చేస్తూ చేస్తూ నిజంగా బ్రహ్మభావనతో చేస్తూ చేస్తూ ఇంకా యథార్థ తత్వజ్ఞానం కానీ పొందకపోతే వాడి గతి ఏమిటి? వాడిన నా లోకానికి తీసుకువెళ్తానంది తల్లి. అది ఆ లోకాన్ని బ్రహ్మసూత్ర భాషలో చెప్పాలంటే బ్రహ్మలోకం అనాలి, దేవీ భాగవత భాషలో చెప్పాలంటే మణిద్వీపం అనాలి. అంతే, ఇది తెలిస్తే అన్నిటికీ సమన్వయం జాగ్రత్త కుదురుతుందండి. ఈ సమన్వయం చేతకాక అసలు పరిశీలించకుండానే అబే ఉపాసనలు ఈ దేవతలు పురాణాలు పక్క తోసేయంటారు. పక్క తోసేయంటే నువ్వేవిడివి, లేకపోతే శృతిస్మృతి పురాణానాం అని చెప్పవలసినటువంటి జగద్గురువుకి చోటు చెప్పడం ఏంటి? జగద్గురువులు పురాణములు కూడా బ్రహ్మ విద్యనే ప్రతిపాదిస్తాయన్న మాట బ్రహ్మసూత్రాల్లోనే చెప్పిన మాట త్వరలో నేను చెప్పబోతున్నాను, ఆయన వాక్యమే. పరిశీలించకొచ్చింది అంతా కూడా. ఎందుకంటే ఇటు నీకు అధర్మ మార్గంలో ఉన్నవారిని ముందు ధర్మ మార్గంలోకి చెప్పడం కోసం సత్కర్మల్ని చూపిస్తూనే, క్రమంగా పరతత్వంపై భక్తి కలిగించడం కోసం క్రమంగా భక్తికి సంబంధించిన విషయములు చెప్తూనే, ఉపాసనకు సంబంధించిన అంశములు చెప్తూనే, పరమాత్మే ప్రీతి కలిగిస్తూనే క్రమంగా నేను తీసుకుపోతుంది. ప్రతి దానిలో అలాగే కనబడుతుంది, చదవడం చేత కావట్లేదు. నేను ఇందాక దహరా అనగానే లలితా సహస్రం గుర్తొచ్చి ఇంత విషయం చెప్పాల్సి వచ్చింది. ఆ తల్లి చెప్పింది, అప్పుడు ఆ లోకానికి తీసుకెళ్తాను. ఆ లోకంలో వాడు కొన్ని అలౌకిక సుఖాలు అనుభవించిన తర్వాత క్రమంగా వాడికి నాలో లీనం చేసుకుంటాను అన్నది. ఆ చెప్పిన మాటకి బ్రహ్మసూత్రాల్లో చెప్పిన క్రమముక్తికి ఏమీ భేదం లేదు. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు అక్కడ. కనుకనే మనం ఉపాసన సగుణ బ్రహ్మోపాసన కావాలి తప్ప ఉట్టి దేవతోపాసనగా మిగిలిపోరాదు. ఇది గ్రహించాలి. అలా అయితే సగుణ బ్రహ్మోపాసనగా చేస్తే అది ఇక్కడే జ్ఞానాన్ని ఇస్తుంది అనడానికి ఎక్కడో చరిత్ర దాకా వెళ్ళక్కర్లేదు. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక అంశం చెప్తా. బెల్లంకొండ రామరాయ కవి గారు అని మహానుభావుడు ఉన్నారు. చాలామంది అద్వైత మహాపండితులు కూడా ఆయన శిరస్సు మీద పెట్టుకుంటారు, అంత మహానుభావుడు ఆయన. ఆయన జన్మతః విశిష్ట అద్వైతి, కానీ అదేమి సంస్కారమో, చిన్నప్పటి నుంచే హయగ్రీవ స్వామిని ఆయన పూజించుకునేవాడు. ఆయనకి స్వప్నంలో హయగ్రీవ దర్శనమైంది. హయగ్రీవ ఉపాసన ఆయనకి హయగ్రీవ స్వామి మంత్రం ఇచ్చాడండి. ఇలాంటివి జరుగుతాయా అంటే అనేక జన్మల పుణ్యములు. మళ్ళీ అక్కడ కర్మొచ్చించుండండి, సత్కర్మలు ఎక్కడ వృధా కావు, ఎప్పటికో పండొచ్చు. అవలా పుణ్య సంస్కారముల వల్ల హయగ్రీవ స్వామి దర్శనమిచ్చి మంత్రోపదేశం చేశాడు. ఆయన ఆ మంత్రాన్ని జపం చేశాడు. దాని క్రమంగా ఏం లభించిందంటే హయగ్రీవ స్వామి ఆయనకు ఎరుకనిచ్చాడు. వైదికమైన వేదాంత మార్గమేంటో ఆయనకు తనంత తాను భాషించేలా చేశాడు. ఆయన అల్పమైన చిన్న వయస్సులోనే ఆయనకి ఆ సంప్రదాయాల ప్రకారంగా, వాళ్ళ పూర్వీకుల సంప్రదాయ ప్రకారంగా కర్మ చేయబోతే అది నిరోధించట్టకూడదన్నట్ట. ఎందుకే ఇలా చెప్తున్నామంటే ఇది అవైదికం, ఇది అశాస్త్రీయం. ఎందుకంటే శంకరుల తర్వాత రెండవ అధ్యాయంలో ఏవి ఖండిస్తారో అక్కడ ఆ ఖండనంతా చేశాడు ఆ మహానుభావుడు. నేను ఈయన చరిత్రను తీసుకోవడానికి బ్రహ్మసూత్రాలు చెప్పడానికి మనకు సులభం అవుతుందని తీసుకున్నాను చరిత్ర, కానీ విషయాంతరం వెళ్ళట్లేదు. అంతేకాదు అద్వైతం అనేది ఎంత పరమ ప్రగాఢ ప్రధాన సత్యమో ఇక్కడ తెలుసుకోవాలి. అద్వైతం అనేది అనుభవానికి తెచ్చుకోలేకపోవచ్చు కానీ అది పరమసత్యమని విశ్వసిస్తే ఎప్పటికైనా బాగుపడతాం, పక్కకు తోసేస్తే ఇంకా కొన్ని జన్మలు పడతాయి, ఇందులో సందేహం లేదు. కనీసం దాన్ని గౌరవించడమైనా చేత కావాలి, తెలిసి తెలియకుండా మాట్లాడరాదు. మొత్తానికి ఈ మహానుభావుడు అవేదికమని తోసిపుచ్చాడు, తోసిపుచ్చి వైదికమైన పద్ధతులతో వాళ్ళు ఈయన చూపించిన వాదనలకు ఇంకేం చేయలేక వాళ్ళు చేయదలుచుకున్న కర్మ మానేసేట. ఈయన కేవలం వైదికమైన ఉపనయనాది సంస్కారంలో మాత్రమే స్వీకరించి హైగ్రీవ ఉపాసన సగుణ బ్రహ్మ భావనతో ఆయన బ్రహ్మమనే భావనతో చేయగా చేయగా ఆయన ఎలాంటి సిద్ధి లభించింది అంటే హకారంతో హయగ్రీవ సహస్రనామాలు రచించాడు ఆయన మహానుభావుడు. అంతేకాదు అన్ని ఉపనిషత్తులకి ఆయన మళ్ళీ ప్రత్యేక కారికలు రచించాడు సంస్కృతంలో శంకరులు. ఆఖరికి ఆయన చెప్పుకున్నది సర్వశాస్త్రముల సారం శంకరులు ప్రతిపాదించి ఉపనిషత్తుల్లో అప్పటికే ఉన్న అద్వైతమే అని ఆయన స్వానుభవంతో చెప్పాడు. చిత్రం ఆయన శంకరుల వల్లనే 40 ఏళ్లకే జీవితాన్ని పూర్తి చేశాడు. ఆయన కర్మశేషం కొద్దిగా మిగిలింది వచ్చాడు జీవితానికి. ఇటీవల కనిపించిన ఒక సాక్ష్యం మనం చెప్పుకుంటే మరింతగా దీని మీద విశ్వాసం లభిస్తుంది. కనుక మనకు అనుభవానికి రాలేదు కానీ ఇది సత్యమని తెలిస్తే సత్యాన్ని ఎప్పటికైనా అనుభవంలోకి తెచ్చుకోవాలనే తాపత్రయం ఉంటుందని పుడుతుందని ఆశతో ఆర్తితో ఈ మాట మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. స్వయంగా జరిగిన సంఘటన ఇది. కనుకనే ఆయన హయగ్రీవుని ఎలా ఉపాసన చేశాడు? సగుణ బ్రహ్మోపాసన. ఒక ఆయన ఈ మహానుభావుడు గురించి చెప్తూనే ఆయన హయగ్రీవి ఉపాసన సగుణ బ్రహ్మోపాసన ఒప్పుకుంటేనే శంకరుడు సౌందర్యలహరిని మాత్రం తీసిపారేశారే, అది కాకూడదా సగుణ బ్రహ్మోపాసనగా? అది క్రమంగా జ్ఞానాన్ని ఇవ్వదా? అన్వయం తెలియాలి ఇక్కడ. అందుకే జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే అధారాకాశ రూపిణిత్యాది శబ్దములన్నీ కూడా మనం క్రమంగా ఎటు తీసుకువెళుతున్నాయి. ఎందుకంటే అక్కడ కూడా తత్వం నిరాకార, నిరాకుల, నిర్లేప, నిర్మల, నిత్య, నిర్గుణ, నిష్కళ, శాంత ఈ శబ్దములన్నీ దేని చెప్తున్నాయి? ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వాన్ని చెప్పట్లే. అది దాని నువ్వు మొదటి పెడతలో సాకారంగా చూసిన తప్పు లేదని శంకరులే చెప్పిన మాట గతంలో మనం చెప్పుకున్నాం. నామరూపాదులు సగుణ బ్రహ్మోపాసన స్థితిలో ఉండవచ్చు అనే విషయాన్ని చెప్పారు. అది మనల్ని ఎప్పుడూ నశింపజేయదు, తప్పకుండా తరింపజేస్తుంది. కనుక నిరుత్సాహపడకుండా విషయంలోకి ప్రవేశించడం కోసం ఆలంబన అందించాలని తాపత్రయం. అందుకు ఉత్తరేభ్యః తర్వాత చెప్పబడిన వాక్యములు అన్నీ కూడా బ్రహ్మవాక్యములుగా చెప్తున్నారు కనుక దహరమ అనే మాట పరబ్రహ్మనుకు సంబంధించింది. అందుకు ఉత్తరేభ్యో వాక్యశేష గతేభ్యో హేతుభ్యః కింతత్ర విద్యతే యదన్వేష్టవ్యం యద్వావ విజిజ్ఞాసితవ్యం. అన్వేషించవలసినది, తెలుసుకోవలసినది ఆ దహరమున దహరాంతర్భాగుడైన పరమాత్మయే అని అక్కడ చెప్పడంతో తెలుసుకోవలసినది అన్నప్పుడు జ్ఞేయబ్రహ్మమేది, ఆ దహరాకాశమైన వాడని విజిజ్ఞాసితవ్యం అనే మాటలు స్పష్టంగా ఉన్నప్పుడు అది బ్రహ్మలింగమే తప్ప అది జీవలింగము కాదు అనే విషయాన్ని ఇక్కడ ప్రతిపాదన చేశారు. లింగం అనే మాట గుర్తుందా? బ్రహ్మలింగం, జీవలింగం. జీవుడు గురించి చెప్తే శబ్దమైతే జీవలింగం, బ్రహ్మం గురించి చెప్తే బ్రహ్మలింగం. అందుకే శివపురాణం ఓంకారం శివలింగం అనేది. ఆ మాటకు సరిగ్గా అన్వయించుకోవాలి. శివలింగం అంటే మళ్ళీ ఏదో ఆకారం చూడడం కాదు, అక్కడ బ్రహ్మము శివశబ్దంతో చెప్పబడింది అంతే. బ్రహ్మము గురించి చెప్పే శబ్దము ఓంకారము అంతే, అది లింగంట అక్కడ శబ్దాల్లో. అదే లింగోపాసన, ఇంకోటి విషయం కాదు. ఆ బ్రహ్మలింగమును మనం ఉపాసించుట అదే లింగోపాసన. ఇది పెద్ద ఆలోచించవలసిన అంశమే. పైగా వెంటనే ఆ మాటను తోసిపుచ్చుతూ అది ఎలా అవుతుందయ్యా, మీరు దహరాకాశం అనేది పరిమితిగా చెప్తున్నారు, అక్కడ మరో మాట ఉన్నది సబ్రూయాద్ యావన్ వాయమాకాశ స్థావా నేషో అంతర్హృదయ ఆకాశ ఉభే అస్మిన్ జ్యావా పృథివీ అంతరేవ సమాహితే. ఇది ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి మరొక మంత్రం, దీనికి అనుసంధానంగా చెప్తున్నది. ఈ బాహ్యమైన ఆకాశం ఎంత ఉందో హృదయం లోపల ఉన్న ఆకాశం కూడా అంతే ఉంది, పైగా జావా పృథువులు రెండు దాని లోపలే ఉన్నాయి అన్నాడు. ఇక్కడ జావా పృథువులు రెండు దాని లోపల ఉన్నాడు, ఇదేం మాట అండి? ఈ అనంత ఆకాశం ఎంత ఉన్నదో అది ఆ హృదయంలోనే ఉన్నదిట. ఇది ఎలా ఒప్పుకుంటామండి? బయట ఎంత ఆకాశం ఉందో అదంత ఇక్కడ ఉందా? పోని అలా చెప్పాడంటే మళ్ళీ ఈ భూవి దివి అన్నీ అందులోనే ఉన్నాయన్నాడు. ఇదేమిటి మళ్ళీ సమస్తం అందులోనే ఉన్నదా? అందులోనే ఉన్నదని ఉపనిషత్తులు చెప్తే బెంగపడతాం కానీ రోజు పూజవగానే పువ్వు పట్టుకుని చెప్పే మంత్రపుష్పంలో కూడా అదే ఉంది. అయితే అక్కడ పూజకి ఫలమేంటా అని ఆలోచిస్తాను కనుక వాడే శబ్దానికి అర్థమేమిటా అని ఆలోచించట్లేదు. వచ్చిన తేడా అదే. అందుకే నేను అన్నాను వేద భాగాల్లో కూడా ఇవి కనబడతాయి, మనం ఆలోచించట్లేదు. అందుకు చూడండి అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, హృత్పుండరీకం గురించి వచ్చిన మాట మంత్రపుష్ప మంత్రాల్లో మనం చదువుతున్న వేదాల నుంచి స్వీకరించే. ఏంటి అక్కడ చెప్తున్నాడు? నాభ్యాము ప్రతిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. నిన్న విశ్వానుడి దగ్గర చెప్పిన మాటే, విశ్వస్య ఆయతనం, విశ్వం అంటే సమస్తము, ఇది అర్థం. విశ్వశబ్దానికి అర్థం టోటల్, హోల్సమ్ అని అర్థం అనమాట. ఈ సమస్తమునకు ఆయతనం ఆధారం. నిన్న ఆయతనం గురించి ఎంత గోలపెట్టాం, యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి, అక్కడ శబ్దం కూడా ఇదేనండి. అక్కడ ఆయతనం అనే బ్రహ్మము. ఈ సమస్తమునకు నక్షత్రాణామాయతనం యోపామాయతనం, ఇది చెప్తున్న విషయం ఏంటి, అన్నిటికీ ఆయతనం. అక్కడ నక్షత్రము ఆపస్సు భూమి కాదు, వీటికి ఆయతనం. నిన్న చెప్పినట్టు కార్యమును కారణములో ప్రవిలాపనము చేసి అదే అక్కడ, అక్కడ అదే. అందుకు మేము ఇవన్నీ దాటిపోయామండి, ఉపనిషత్తుల్లోకి వెళ్ళాలండి, దాటలేదండి, అక్కడ కూడా జరిగ్గా చూడాలండి. అది ఎలా చూడాలో ఉపనిషత్తు నేర్పుతుందండి. ఇక్కడ ఒక్క విషయం పరిశోధన ఆలోచన చేసే వాళ్ళకి మాత్రమే పనికొస్తుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారని ఉద్దేశంతో చెప్తున్నాను. చాలామంది ఉపనిషత్తులు వేదములో భాగము, వేదములు చివరి భాగములు, వేదాంతము అని చెప్తూ ఉంటే ఆధునికంగా కొంతమంది బయలుదేరి, ఇది జరిగి కొన్ని శతాబ్దాలు అవుతుంది ఈ పరిశోధనలు కూడా, ఇలాంటి స్కూల్ ఆఫ్ థాట్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకి కోసం కూడా నా చిన్న విన్నపు, మేమెప్పుడు వినలేదంటే వినద్దు వాళ్ళవి. ఒకవేళ విన్నవాళ్ళు ఉంటే వాళ్ళ క్లారిటీ కోసం నేను చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే అనేక మంది పండితులు వచ్చి పనికి మనకు చేసిన ఉపకారం ఏమిటి అంటే అయోమయావస్థ కల్పన. ఒకదానికోటి అన్వయాన్ని కట్ చేశారు. అందుకే సంప్రదాయ ధోరణి ఎప్పుడు క్షమంకరమే. సంప్రదాయాన్ని నిరసించగానే సరదా పుడుతుంది, కానీ ఎప్పటికోప్పుడు దొరికిపోతాం మనం. అందుకే సంప్రదాయంగా మహాత్ములు ఋషులు ఎందుకు సమన్వయించారని తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది. వేదాంతము అని ఉపనిషత్తుని వేదములో భాగమని అచ్చా అనొచ్చు అని అనేక మంది చెప్పాం, కానీ తెలివైన ఒక మాట వేసుకోవాలి. యాజ్ఞవల్క్యుడు జనకుడు మాట్లాడుకున్నారని, లేకపోతే పలానా రాజు పలానా వాడు మాట్లాడుకున్నారు అని చెప్పేది వేదంలో భాగం ఎలాగవుతుంది? వేదం అపౌరుషేయం కదా, అది పురుష సృష్టి కాదు కదా. ఈ జనకుడు వీళ్ళందరికంటే ముందున్నదే కదా వేదం. ఆలోచించండి, వేదంలో విష్ణువుకి సంబంధించిన కథ, శివుడికి సంబంధించిన కథ అంటే ఒప్పుకుంటాం. ఎందుకంటే అనంతమైన కల్పాల్లో పరమేశ్వరుడికి సంబంధించిన విషయములు, దేవతలకు సంబంధించిన విషయములు, వీళ్ళు ప్రతి కల్పంలో శాశ్వతంగా ఉంటారు కనుక వాళ్ళకి సంబంధించిన విషయములు వేదంలో ఉంటే ఒప్పుకుంటాం. కానీ చారిత్రక పురుషులైన జనకుడు యాజ్ఞవల్క్యుడు వీళ్ళ గురించి ఉపనిషత్తులో ఎలా వచ్చింది ఆలోచించండి. అలా వచ్చిన ఉపనిషత్తు వేదంలో భాగం ఎలా అవుతుంది? కనుకనే కొంతమంది కేవలం సంహితాభంగాన్ని ఒప్పుకుంటారు కానీ ఉపనిషత్తులను ఒప్పుకోరు. వాళ్ళని మనం ఒప్పుకోవద్దు, ఇది ఒక్కటి తెలిస్తే చాలు. అయితే దీనికి సమాధానం ఏం చెప్తారని మీరు ప్రశ్నించవచ్చు నాకు. అక్కడ యాజ్ఞవల్క్యుడు జనకుడు అనేది చారిత్రక అంశమే, అందులో సందేహం లేదు. కానీ ఆ జనకుడు యాజ్ఞవల్క్యుడు మాట్లాడుకున్న బ్రహ్మమునికి సంబంధించిన మాటలు మాత్రము వేదములోవి, అందుకే దానికి వేదాంతంలో స్థానం ఇచ్చారు. ఇది తెలుసుకోవాల్సింది, అందుకే అది అపౌరుషేయమైంది. ఇప్పుడు తెలిసింది కదా వాళ్ళు ఆడిన మాటలు. అది ఇక్కడ కొన్ని కొన్ని వైదిక ఘట్టాలే ఉన్నాయి అందులో. ఉదాహరణకి కేను ఉపనిషత్తులు బ్రహ్మం గురించి విచారణ చేసినప్పుడు ఉమా హైమవతి భగశోభమాన ఈ మంత్రములు వైదికాంశములే, అక్కడ చెప్పబడుతున్నవి. కానీ యాజ్ఞవల్క్యుడు జనకుడు వచ్చిన చారిత్రకాంశం అయినప్పటికీ అది వేదములో భాగం కాదు అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చర్చ చేసింది కూడా వేదాంతర్భాగమైనటువంటి ఉపనిషత్తు. కనుకనే వేదాంతం అంటే వేదమిచ్చిన తీర్మానమును అర్థం చేసుకుంటే వేదము ఆ అద్వైతమే తీర్మానముగా, పరమాత్మను తెలుసుకోవడమే తీర్మానంగా చెప్పింది గనక దానికి వేదాంతం అనే పేరు. వేదములో దానికి స్థానము ఇన్ని ఇవ్వబడ్డాయి. అందుకే వేదభాగాల్లో కూడా మనం వేదాంత విషయాన్ని ఎలా గ్రహించుతున్నాం, ఎందుకంటే చిట్ట చివరికి ఉన్న వేదాది మంత్రములు కూడా భావనాత్మకంగా పరతత్వం తెలుసుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలి. కానీ ఆనాటి కాలంలో భాష్యకారులు వేదంలో పూర్వభాగాన్ని కర్మపరంగా అర్థం చెప్పడం చేత మాత్రమే పూర్వభాగం కర్మకాండ అని అన్నాం. కానీ దానిలో కూడా జ్ఞానపరంగా అర్థాన్ని తెలుసుకోవచ్చు. అది ఆలోచించే లక్షణంతో రీసెర్చ్ ఇత్యాది దృష్టి ఉన్న వాళ్ళు, వాళ్ళకి పనికొచ్చే విషయం కనుక చెప్పాను. కానీ ఇది సామాన్యులందరికీ అవసరమని నేను అనుకోను. ఎప్పుడైనా ఎవరైనా వేదాంతం వేదంలో భాగం కాదు అన్న వాళ్ళకి సమాధానం కోసం ఇక్కడ చెప్పడం జరిగింది. అందులో ఉన్న విషయం అంతా, అందుకే ఇక్కడ ఆయతనం అన్నప్పుడు మీకు ఎన్ని వేదాంశములు ఇక్కడ కలివసి చూపిస్తున్నాం. శంకరులు కూడా పనిచేశారు ఇక్కడ, అనేక ఉపనిషత్ కథలకి మూలమైన వైదిక గాథలు తీసుకున్నారు. ఇది వాజసనేయ బ్రాహ్మణము అంటారు ఒక చోట, ఇది కౌశీతకి బ్రాహ్మణం అని అంటారు. వేదభాగాలని అవి తీసుకొచ్చి ఉపనిషత్ కథల్లో ఎక్కడున్నాయి చూపిస్తున్నారంటే వేదాంతం అనేది ఆ వేదంలోంచి తీసుకురాబడిందే తప్ప ఎక్కడో వేరు వస్తువు కాదు. అయితే బ్రహ్మ విచారణకు పనికొచ్చే భాగములని వేదముల నుంచి గ్రహించి ఉపనిషత్తు మనకు అందిస్తున్నది. ఇది తెలుసుకుంటే ఉపనిషత్ విద్య అంటే ఏమిటో మనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన. పైగా ఉపనిషత్ అనే మాటకే ప్రధానమైన అర్థం అది శ్రద్ధతో వైరాగ్య భావనతో ముముక్షుత్వంతో ఇంద్రియ నిగ్రహము కలిగి తీవ్రమైన తపన కలిగిన జిజ్ఞాసతో గురువు దగ్గర చేరి నేర్చుకోవలసిన విద్య అని పేరు ఉపనిషత్తుకి. అంతేగాని రోజంతా తిరిగి తిరిగి కాలక్షేపంగా రాత్రి కూర్చొని కాలు ఊపుతూ వినేసి ఇంటికి వెళ్ళి పడుకుంటూ పోవాలండి, ఆ చెప్పే గంటనల్లోనే నాకు అర్థమైపోవాలండి అంటే అది ఉపనిషత్తు కాదు, అది ఇంకేదైనా వచ్చు. ఉపనిషత్తు అనే మాటకే అదే అర్థం. ఉపనిషత్ గురువుని సమీపించి ఆశ్రయించి నేర్చుకోవాల్సిన విద్య, అది విచారణాత్మకమైన విద్య అది. కనుకనే ఇక్కడ దహరాకాశం అనే మాట గురించి చెప్తూ, అయ్యా ఏదైతే సమస్త దివి భువి అన్నీ ఏ మహాకాశం అనందున్నాయో అది అన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ మహాకాశం అని చెప్పడమే కాకుండా జాయా నాకాశాత్తని శతపద బ్రాహ్మణం, ఇది కూడా వైదిక అంశం. ఆ మంత్రాన్ని శంకరుల వారు ఉటంకిస్తున్నారు ఇక్కడ. శతపద బ్రాహ్మణులు జాయా నాకాశాత్ అంటే ఆకాశం కంటే పెద్దది అన్నట్టు. ఇది ఏమైనా బాగుందా అండి అంటున్నాడు పూర్వపక్షి. హృదయం అనేటటువంటి పద్మంలో ఉందని మీరే పొండరీకం అని చెప్తూ అది ఆకాశం కంటే పెద్దది అంటున్నారు, మళ్ళీ అంటారు ఆకాశం అంతుంది అంటున్నారు. పరస్పరం కన్ఫ్యూజను, ఇంతే ఉందని ఆకాశం చూపిస్తున్నారు, మరొక చెడు ఏమంటున్నారు ఆకాశం కంటే పెద్దదన్నారు, ఆకాశం ఎంతుందో అంతుందన్నారు. ఇదేమిటి అంటే చెప్తున్నా వినన్నాడు. ఆకాశం కంటే పెద్దది ఎందుకు అన్నారంటే భూతాకాశము కంటే పెద్దదని చెప్పడం. భూతాకాశం, మహాకాశం, చిదాకాశం, మూడు ఆకాశాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. భూతాకాశం అంటే పంచభూతాల్లో ఒకటైన ఆకాశం, ఇది మనకు కనబడకపోయినా ఉందని ఒప్పుకుంటాం అనుభవ విషయం గనక. మహాకాశం అంటే ఇవన్నీ కూడా ఆకాశంలో అన్నీ ఉంటే ఆకాశంతో సర్వం ఎవడి యందు ఉన్నాయో ఆ పరమాత్మే మహాకాశం. కనుక మహాకాశం అంటే ఏంటో తెలిసిపోయింది కదా, భూతాకాశం అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు చిదాకాశం ఆ గొడవే, ఇది అహరాకాశం మరొకటి కాదు, నీ లోపల ఆకాశం. ఇప్పుడు దాని గురించి తేల్చుతూ ఉన్నారు ఇక్కడ విషయం ఇది. కనుకనే ఈ దహరము పుండరీకం అనే ఆకాశం గురించి సబ్జెక్ట్ అదే చెప్పుకుంటున్నాం కనుక తేలుతుంది. కనుకనే ఇక్కడ చెప్పిన మాట జాయమానాకాశాత్ అంటే ఆకాశము కంటే పెద్దది అని చెప్పేటప్పుడు భూతాకాశము కంటే పెద్దది అనేది అక్కడ అర్థము. ఇది మొదటి తెలుసుకోవాల్సింది. జాయమాన అంటే పెద్దది అని అర్థం. అతో జాయాగుంశ పూరుష, అక్కడ జాయాగం శబ్దం వాడేది చూడండి, అతి పెద్దది అని చెప్పేటప్పుడు. కానీ భూతాకాశం కంటే పెద్దదయ్యా అని చెప్పడం ఒకటి, ఆకాశం ఎంతుందో అంతున్నది అని చెప్పడం అంటే పరిమితి అని కాదు, ఇక్కడ ఆ మహాకాశం అని ఉద్దేశం. అక్కడ ఆకాశమంతా అని చెప్పడం, ఆ మహాకాశం ఏదో అదే ఇక్కడ ఉన్నది. ఆ మహాకాశంలో సమస్త లోకములు ఉన్నట్లే ఈ దహరాకాశంలో అన్నీ ఉన్నాయన్నాడు. ఇదేమిటయ్యా దహరాకాశం పరిమాణంతో అల్ప పరిమాణంతో ఉన్నది కదా, అది ఎలా కుదురుతుంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే అది హృదయములు ఉన్న ఆకాశము దానికి భిన్నము కాదు. ఇది చెప్పగానే మళ్ళీ మొన్నటి చెప్పుకున్నది ఘటాకాశ మహాకాశముల గురించి చెప్పుకున్నాం కదా, కొండలో ఆకాశం బయట ఉన్న ఆకాశంలాగా సర్వవ్యాపకమైన మహాకాశ రూపమైన ఈశ్వర చైతన్యమే నీలో హృదయాకాశమునందు ఉన్నట్టుగా నువ్వు ధ్యానించు. అక్కడ ఉన్నది ఆయన చైతన్యమే, కనుక పరమాత్మ చైతన్యం ఎక్కడో లేదు, హృదయ గుహలో ఉన్నది. అందుకే అన్నమాచార్యులు వారు అంటున్నారు, ఇంత లోని పనికిగా ఇందు నందు చొరనేలా చెంత నిండు చెరుబులుండ చలమలేలా అన్నాడు ఇక్కడ. ఇంత లోని పనికిగా ఇందునందు చొరనేలా, లోపలికి వెళ్ళి వెతుక్కోవలసిన దానికోసం ఇందునందు చొరనేలా అక్కడ ఇక్కడ ఎందుకు రయ్యా వెతుకుతావు, చెంత నిండు చెరువులుండ చలమలేలా, నీ లోపలే ఆ చిదాకాశం ఉంటూ ఉంటే చలమలేమిటి, మంచి చెరువు మంచి మంచినీటి తటాకం ఉంటూ ఉంటే అక్కడ చలమలతో ఒకరు ఏమిటో అఘోరిప్పు అని బహిర్ముఖత్వాన్ని అలా తిట్టి అంతర్ముఖ సమారాధ్య ఆ తత్వం తీసుకుంటున్నాడు. మరొక చోట అంటాడు, మొదలుండ కొనలకు మోచి నీళ్లు పోయ నేల ఎదలో నీ ఉండగా ఇతరములేలా అంటాడు. ఇక్కడ మొదలంటూ ఉంటే దానికి నీళ్లు పోయారు కానీ ఎక్కడ ఏంటి, అలాగే చిదాకాశం అది దహరాకాశం, అక్కడ ఉన్నది ఆ మహాకాశ విషయమే ఇక్కడ ఉన్నది. అదే విశ్వస్య ఆయతన మహత్వ సరిపోతుంది చూడండి, విశ్వస్య ఆయతనమైన పరమాకాశ స్వరూపుడైన పరమాత్మయే నీ హృదయము దహరాకాశముగా ఉన్నాడు, అక్కడున్న వాడిని అన్వేషించు తెలుసుకో. ఈ అన్వేషణ తెలుసుకోవడమే ఉపాసనమనండి జ్ఞానమనండి, అది ఇక్కడ చేస్తాం. ఉపాసితవ్యం అన్నా అది ఉపాసన మార్గం అయితే విజిజ్ఞాసితవ్యం అనేది జ్ఞాన మార్గం అవుతుంది విచారణతో. కానీ దహరాకాశము ఇది దహరాకాశ రూపిణి అనే భావాన్ని కూడా చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఆకాశం కంటే పెద్దది అని చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే దహరములో ఉంది కదా అని చిన్నది అని భ్రాంతిని కలగకూడదని చెప్పాడయ్యా అన్నాడు ఇక్కడ. ఇక్కడ గొప్ప విషయం, ఆకాశం కంటే పెద్దది అని చెప్పాల్సి వచ్చింది, మహాకాశం అంతే ఇది అంతే అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నువ్వు ఎంత కాదని ఇంతే ఉంది కదా అదేమిటో డౌట్ పడుతున్నావు గనక ఆ భ్రాంతి నీకు పోగొట్టడం కోసం ఇది చెప్పారే తప్ప దీని తాత్పర్యం తద్భ్రాంతిని నిషేధించడం కోసమే. అందుకే అటువంటి ఆ హృదయాకాశంలో ఎవడున్నాడో వాణ్ణి నువ్వు ధ్యానించడం చేత ఏష ఆత్మా అపహత పాత్మ విజరో విముర్చుర్ విశోకో విజిఘత్సో పిపాస సత్యకామ సత్య సంకల్ప ఇత్యాది వాక్యములు ఆ తత్వం గురించి ప్రస్తావన చేస్తూ వివరించినటువంటివి. అందుకే అక్కడ ఉన్నటువంటి వాడు ఆ దాన్ని తెలుసుకోగలిగితే ఆ పరమాత్మని, అప్పుడు నువ్వు సర్వపాపముల నుంచి విముక్తుడైపోతావు. అందుకే తొలగిన సర్వపాపములు కలది అంటే ఏ పాపము లేనిది, జరామృత్యువు లేనిది, శోకం, క్షుధ, దాహం ఇత్యాదులు లేనిది, అమోఘమైనటువంటి కామసంకల్పములు కలిగింది. సత్యకామ సత్య సంకల్పం అంటే పరమేశ్వరుడు, ఆ స్వరూపమే దేహరాకాశంలో ఉన్నది, దాన్ని అన్వేషించు అనేటువంటివి ఇది. ఈ లక్షణములు భూతాకాశంలో లేవు. ఇప్పుడు చెప్పినటువంటి జరామరణం లేని స్థితి కానీ సత్యకామ సత్య సంకల్పాది విషయములన్నీ దాంట్లో లేవు. అందుకే మహాకాశ విషయమే, అదే చిదాకాశ విషయం. కనుక ఈ చిదాకాశం భూతాకాశ విషయం కాదు, మహాకాశమైన పరమేశ్వరుడి స్వరూపమే అని ప్రస్తావన ఇంత బాగా చూపిస్తూ దహరం అనే మాట కూడా బ్రహ్మముని చెప్తున్నది. అందుకు ఉపనిషత్తుల్లో ఇతర స్థలాల్లో దహరోస్మిన్నంతరాకాశ ఆకాశో వై నామ నామ రూపయోర్ నిర్వహిత అని ఒక మాట ఉన్నది. ఆ ఆకాశమే నామరూపములన్నీ నిర్వహించున్నది. అది దహరాకాశ విషయంలోనే చెప్పిన మాట. సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే. ఈ సమస్త భూతములు, భూతములు అన్నప్పుడు భూతముల్లో ఆకాశం తీసుకోవాలి. ఈ సమస్త భూతములు అంటే ఆకాశంతో సహా సమస్త భూతములు ఈ ఆకాశం నుంచి పుట్టాయి. నిజం, గట్టిగా మాట్లాడితే ఈ భావంలోకి వెళితే అద్వైతంలోకి వెళ్తాం క్రమంగా. కనుక ఆ దహరాకాశ జ్ఞానం చాలా ముఖ్యం. కనుక ఈ సూత్రం దగ్గర ఆగి మనం ఎక్కువ పరామర్శ చేయవలసిన అవసరం సాధకుడైన వాడికి పనికొస్తుందని ఇంత చెప్పడం జరిగింది. వాడు తర్వాత సూత్రంలోకి వెళ్తున్నాడు. ఈ దహరాకాశ విద్యలోకి ఉన్నామండి ఇంకా. ఎందుకంటే నిన్నటి నుంచి మనం గమనిస్తుంటే వైశ్వానర విద్య కానీ ఇవన్నీ కూడా నీ లోపల ఈశ్వర చైతన్యాన్ని ఉపాసించు అని చెప్పినంత మాత్రాన్న అని పరిమితి చేయడం కాదు. అక్కడున్నవాడిని తెలుసుకుంటూనే నువ్వు ఆ సర్వమును గ్రహించగలవని ఉద్దేశంతో చెప్తున్నది. గనకనే ఇక్కడి తర్వాత సూత్రం కూడా అత్యద్భుతమైన సూత్రం. మనం ఎంచుకుంటున్నవి కూడా సాధనకి విచారిస్తున్న కొద్దీ బ్రహ్మము గురించి తెలిసి ఆనందం కలిగించడానికి అవసరమైన, అయితే బ్రహ్మభావానికి అడ్డుకునేటువంటి ఏవైనా సందేహాలు లాంటివి ఉంటే అవి తొలగించే ప్రయత్నం. ఈ మూడే ఈ ప్రవచనధారలో మనం ప్రధానంగా గమనించుతున్న అంశము. అలా ఇప్పుడు ప్రమితాధికరణము అని అధికరణంలో ప్రవేశిస్తున్నాం. ప్రమిత, ప్రమిత అనే శబ్దానికి అర్థం ఏంటంటే పరిమితము అని అర్థం. ప్రమిత పరిమిత, పరిమితం అంటే అర్థం కొలత పెట్టి చూపుట అని అర్థం. అయ్యా మీరు బ్రహ్మం గురించి దహరాకాశం గురించి మాకు గట్టిగా సమాధానం చెప్పారు, అయిపోయింది ఒప్పుకుంటా. కానీ మీ ఉపనిషత్తుల్లోనే అంగుష్టమాత్ర పురుషుడుగా ధ్యానించమని చెప్పారు. అంగుష్టమాత్ర పురుష, ఇది చాలా ముఖ్యమైన అంశం. అంగుష్టమాత్ర, మనకంటే ఉపనిషత్తు వేరు ఇంకోటి వేరు, కానీ ఋషులకు మాత్రం వేరు కాదండి. అందుకే సరిగ్గా పరీక్షిణ్ మహారాజుకి ఆయన అంగుష్టమాత్ర పురుషుడిగా దర్శనమిచ్చినట్టుగా భాగవతం చెప్తున్నది. జ్యోతిష్వరూపంగా ఆయన అనుకుంటే ఎలాగైనా దర్శనం ఇవ్వగలడు. ఆయన తనకి తాను పరిమితి విధించుకుని చూపించగలగలిగిన శక్తి ఆయనకున్నది. ఆయన పరిమితుడు కాడు, కానీ పరిమితిలో కనబడగలిగిన శక్తి అపరిమితుడికున్నది. అందుకే సంభవామి ఆత్మమాయయా అని ఆయనే చెప్పాడు. కనుక ఈ అంగుష్ట లక్షణం అక్కడే చూపిస్తున్నాడు. అంటే మనకి పనికొస్తుందన్నమాట. పరమాత్మని మనం హృత్పుండరీకంలో ధ్యానించవలసిన పద్ధతి అంగుష్టమాత్ర పురుషుడుగా ధ్యానించమని చెప్తున్న శాస్త్రం. అయితే హృత్పుండరీకము అన్నప్పుడు రెండు విషయములు. దహరాకాశం అంటే కొంతమంది దీన్ని చెప్తారు అనాహతాన్ని, కొంతమంది నిన్న మనం చెప్పుకున్నటువంటి ప్రాదేశం అన్నప్పుడు స్పష్టంగా దివికి బ్రహ్మలోకమునకు సంధిస్థానము అని మనం చెప్పుకున్న సంధిస్థానమైనటువంటి వారణాసి నేను వివరించుకున్నాను కదా, దాన్ని చెప్తారు. కొంతమంది చిదాకాశం అంటే దీన్ని చెప్పడం అనేది, దీన్ని ఉన్నది మొత్తానికి రెండు స్థానం అనుకున్నా పర్వాలేదు. హృత్పుండరీకం అన్నారు కనుక అక్కడ భావన ఉన్నది. కానీ అనాహత ఆజ్ఞాచక్ర స్థానములే సాధన దశలో, సాధన దశలో సగుణోపాసనలో మనం చెప్పుకున్న అంశం. విచారణ మార్గానికి సంబంధించి నేను చెప్పట్లేదు జ్ఞేయబ్రహ్మం గురించి, ఉపాస్య బ్రహ్మ గురించి అని వివరిస్తున్నారు. అయితే ఇక్కడ మీరు అంగుష్టమాత్రుడు అనే మాట పరమపురుషుడికి చెప్తున్నారే, పరమేశ్వరుడైన వాడికి నువ్వు ఈ శబ్దాదేవ శబ్దము అనే మాట ఎక్కడొచ్చినా శాస్త్రము అని అర్థం. ఈ శాస్త్రములో అంటే వేదశాస్త్రములో ఉపనిషత్ శాస్త్రంలో మీరు ఈ శబ్దము ద్వారా అనగా అంగుష్టమాత్ర అనే శబ్దం ద్వారా పరమాత్మకు పరిమితి చూపించారే లేదా? అంగుష్టమాత్రుడిగా ధ్యానించాలి, పోనీ హృదయంలో ధ్యానించాలి ఇవన్నీ పక్కన పెట్టండి, అంగుష్టమాత్రుడిగా ధ్యానించాలి మీరు చెప్పారు. ఈ అంగుష్టమాత్రుడు పరమపురుషుడా జీవుడా? ఇది చర్చ. దేంట్లో తీసుకోవాలి ఇది? మన శరీరంలో కూడా నేను గోల పెడుతున్న జీవుడు యొక్క లింగ శరీరం కూడా దాని గురించి చెప్పేటప్పుడు అంగుష్టమాత్ర అని చెప్పాను. మరి ఇది కేవలం డూమ్ అండి. ఈ డూమ్కి శక్తి ఇచ్చేవాడిది. వాడు పోయాడంటే అవడు పోడు, ఈ శరీరం పోతుందిట, దాంతోపాటు వెళ్ళిపోతాడట. అలాగ జీవుణ్ణి అంగుష్ట ప్రమాణంగా లాగేసిన ఘట్టం మీ మహాభారతంలో ఉంది కదండి అని అంటూ ఉన్నారు. ఎందుకంటే అధ సత్య వతక్కాయాత్ పాశబద్ధవ సంగతం అంగుష్టమాత్రం పురుషం నిశ్చకర్ష యమోబలాత్. ఇది మన మహాభారతంలో సావిత్రి ఉపాఖ్యానంలో వస్తున్నది. సత్యవంతుడు ప్రాణాన్ని ఎలా లాగాడు అని వివరిస్తూ యముడు ఆ సత్యవంతుడి దేహం కింద పడిపోయినప్పుడు లాగుతట. ఇలాంటి కథలు వింటూ ఉంటే మన క్రమక్రమంగా దేహమైన భ్రాంతి ఎప్పటికైనా పోతుందండి. దేహాత్మ భ్రాంతి పోతే చాలు, మన తర్వాత స్టేజ్ మళ్ళీ దేహంలోకి రాని స్థితి ఎప్పుడైనా వస్తుంది. నువ్వు ఇప్పుడు ఏ క్రతువు ఉందో అదే తర్వాత నీ గతి అని మనం మొదటి రోజు చెప్పుకున్నాం. అయితే మొదటి రోజు అంత అర్థం కాలేదంటే మొదటి రోజు కనుక సబ్జెక్టులో తేడా ఏం లేదు, ప్రిపరేషన్లో తేడా మొదటి రోజుకి. అక్కడ నేను చెప్పాను, ఇక్కడ నీ క్రతువేదో తర్వాత నీ గతి అదే ప్రేచ్ఛ, ఇక్కడ క్రతువే తర్వాత ప్రేచ్ఛ. అందుకు క్రతు, క్రతు అంటే సంకల్పం, నీ ఆలోచనలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో అదే. అందుకు ఇక్కడ అత సత్యవత కాయాత్, సత్యవంతుడి శరీరం నుంచి పాశం వేసి యముడు అంగుష్టమాత్రుడైన పురుషుణ్ణి లాగేశాడు అన్నారు. అది లాగేస్తే పోయాడు సత్యవంతుడు అనేవాడు, దేహమే పడింది, వాడు వెళ్ళిపోయాడు. ఇది ప్రతివాడికి తప్పదండి, ఎందుకంటే మనం స్వర్గానికి వెళ్తామా లేకపోతే ఇంకో దానికి వెళ్తామా గ్యారంటీ లేదు, కానీ ఇది మాత్రం తప్పదు. మన నుంచి లాగవేయబడేది మాత్రం అంగుష్టమాత్ర పురుషుడు. కానీ అంగుష్టమాత్ర పురుషుడు అని ఆ లింగ శరీరాభిమాని అయినటువంటి జీవుడి గురించి నువ్వు చెప్తూ అంగుష్టమాత్ర పురుషుడు నీ హృదయ మధ్యంలో ఉన్నాడని జానించు, ఆయనే పరమాత్మ అనే వాక్యం ఒకటి దగ్గర చెప్పింది. ఉపనిషత్తేమో అంగుష్టమాత్ర పురుషుడైన పరమాత్మ అని అక్కడ చెప్తోంది, మీరేమో అంగుష్టమాత్రుడైన లింగ శరీరుణ్ణి లాగేశారని మళ్ళీ అక్కడే భారతంలో చెప్తున్నారు. ఇందులో ఏది స్వీకరించాలి? అంగుష్టమాత్రం పురుషం అనే శబ్దం ఉంటే ఒకే అర్థంలో ఉండాలి, కానీ రెండు చోట్ల రెండు అర్థాలు ఏంటండి, దీని బాగుందా ఏమైనా? పైగా మీరే అంటున్న అపరిమితుడు అప్రమేయుడు అని మన అంగుష్ట మాత్రంలో ధ్యానించమని చెప్పడం ఏమిటి అంటే, అవునండి మీరు చెప్పినట్టు ఉపనిషద్వాక్యాల్లో ఉన్నది అంగుష్టమాత్ర పురుష అని పరమాత్మ గురించే ఉంది, అక్కడ జీవుడు అని అర్థం కాదు. పొరపాటు అర్థం తీసుకోకండి, ఉపనిషత్తుల్లో అంగుష్టమాత్ర పురుష అని చెప్పేటప్పుడు అదే ఉన్నది. ఎక్కడ ఉన్నదో చూపిస్తున్నారు, అంగుష్టమాత్ర పురుషో మధ్య ఆత్మని తిష్టతి. ఇది ఒక వాక్యం. దీనికి అర్థం ఏంటంటే శరీర మధ్యంలో అంగుష్టమాత్రుడైనటువంటి వాడు అంటే బొటన వేలంత ప్రమాణము కలిగినటువంటి పురుషుడున్నాడు, ఆయన ధ్యానించుకో. అంగుష్టమాత్ర పురుషో జ్యోతిరివాధూమక ఈశానో భూత భవ్యస్య సయేవ అజ్య సహుష్వ ఏతద్వైతత్. ఇది కఠోపనిషత్తులోని మంత్రం. ఆ ఉపనిషత్తులో చెప్పిన అంగుష్టమాత్ర పురుషుని పట్టుకుని వచ్చిన సూత్రం అండి ఇది. ఇక్కడ ప్రతి సూత్రానికి ఒక మంత్రం ఆధారం కదా. కఠోపనిషత్తులో చెప్తున్న మంత్రం అర్థం ఏంటంటే అంగుష్టమాత్రుడైన పురుషుడు ఆ మాట చెప్పి ఊరుకుంటే మేము జీవుడిని సంతృప్తి పడిపోతాం. కానీ తర్వాత ఏం చెప్పాడు చూడు వాక్యములు, అతడు జ్యోతిరివ అధూమక, ఆయన పొగలేని జ్యోతి వంటివాడు అన్నారు. పొగలేని జ్యోతి అలా దీపించుతున్నాడు, ఇలా భావించని ఏ పొగ లేనటువంటి జ్యోతిగా ఉన్నాడు. పోని కాంతిగా ఉన్నాడని జీవుడని సర్దుకుపోదామా అంటే ఈశానోభూత భవ్యస్య ఆ మాట ఎందుకు అన్నాడు ఇక్కడ? అతడే ఈశానుడు. ఈశానుడు అంటే సర్వనియామకుడైన పరమేశ్వరుడు అతడు. పైగా భూత భవ్యస్య, భూతమునకు భవిష్యత్తుకు కూడా అతడే నియామకుడు. భూతం భవిష్యత్తు అంటే వర్తమానంతో సహా భూతభవ్య భవత్ ప్రభు. ఈశాన ప్రాణద, మీ ఇష్టం వెళ్ళండి, ఈ వాక్యాలన్నీ అక్కడ దొరుకుతాయి. ఈశానో భూత భవ్యస్య, అతడే భూతభవ్యమునకు నాయకుడు, ఎప్పుడు ఉంటాడు. సయేవ అద్య సహుష్వ అన్నాడు. అతడు ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. శ్వ అంటే రేపు, ఇప్పుడు ఉంటాడు రేపు ఉంటాడు అంటే ఎప్పుడు ఉంటాడు అని అర్థం అనమాట. ఆయనకి ఎన్ని లక్షణాలు చెప్పారు చూడండి, పొగలేని జ్యోతి, ఇంకొకటి ఈశానుడు, భూతభవ్యమునకు ఈశానుడు అంటే సర్వకాలములకు సర్వలోకములకు నియంత అంటే పరమేశ్వరుడనే భావం స్పష్టంగా ఉందా లేదు కదా? ఉందా? ఉంది, స్పష్టంగా ఉంది. స ఏ వాజ్య స ఉష్వ, అతడు ఇవాళ రేపు కూడా అతడే. ఈ మంత్రం ఎంత అందంగా చెప్పింది అంటే శాశ్వతమైన వాడు, సర్వలోక సర్వకాల నియామకుడైనటువంటి వాడు, పొగలేని జ్యోతి వలె ఉన్నటువంటి అంగుష్టమాత పురుషుడు. ఇక్కడ వచ్చింది చిక్కు అంగుష్టమాత పురుషుడు అనగా. పోనీ మీరు ఈశ్వరుడు అన్నవాడిని ఇలా చూపిస్తున్నారు ఎందుకు? మరి అంగుష్టమాత పురుషుడు జీవుడు అంటే అక్కడ అర్థంలో జీవుడైన అర్థం, కానీ ఇక్కడ ఉపనిషద్ మంత్రంలో పరమేశ్వరుడైన అర్థము. ఆ మహానుభావుడు విశ్వజిద్యాగమునకు యజ్ఞం చేస్తున్నాడు, అంటే తనకున్న సర్వస్వము దక్షిణగా సమర్పించేసే యజ్ఞం అది. అలా ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చేస్తున్నట్టు దానం కింద, తాను సంపాదించినవన్నీ ఒక యాగం అండి. అది చేసేస్తూ ఉంటే వాళ్ళ అబ్బాయి వచ్చాట అక్కడికి, నన్ను ఎవరికి దానం ఇస్తామని అడిగట. వాడు చూస్తున్నాడు ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చేస్తున్నాడు, నన్ను కూడా ఇచ్చేస్తాడేమో అనుకుని నన్ను ఎవరికి ఇస్తామని అడిగాడండి పిల్లాడు అని విసుక్కుని, ఎవడికి ఇస్తున్నా పో అన్నట్టండి. అంటే అన్నాడు ఈ మహానుభావుడు వెంటనే యమలోకానికి వెళ్ళిపోయట అక్కడికి. నిజంగా ఇక్కడే ఆలోచించాల్సిన పెద్ద సబ్జెక్ట్లండి. అంటే నేను ఎముడికి ఇస్తున్నా అంటే సరే యమలోకాన్ని గెలిపితాన్ని మనం రెడీ అయి వెళ్ళినా మనం వెళ్ళగలమా? ఇది ఒకసారి ఆలోచించాలి. మన చేతి వెళ్ళిపోయాడు అంటే ఎలా వెళ్ళిపోయాడు అంటే అక్కడికి వెళ్ళగలిగినటువంటి ఒక విధమైనటువంటి సాధన ఏదో అతడి దగ్గర ఉన్నది. ఇది అర్థం చేసుకోవాల్సింది. అప్పటికే అతడు మామూలు కుర్రాడు కాడు, ఏదో ఉంది, లేకపోతే ఎలా వెళ్ళగలిగాడు? యోగశక్తితో వెళ్ళగలరలాగా. తమ యొక్క సూక్ష్మ శరీరాన్ని ఇతర లోకానికి పంపగలిగే శక్తి అది వాళ్ళ నాన్నగారి ద్వారా ఏమో నేర్చుకున్నాడేమో ఇప్పటి వరకు, అది మనం ఇంప్లైడ్, అది మనం గ్రహించాలి. లేకపోతే ఊరికి వెళ్ళిపోయి యమలోకానికి ఇచ్చారంటే వెళ్ళి తలుపు కొట్టడానికి రెడీవా? వెళితే మాత్రం ఎప్పుడు అంత ప్రేమగా చూస్తాడండి మనల్ని. వాడు కింకరులు కాలుగోరు కూడా చూడలేం మనం అంత తేలిగ్గా. వాళ్ళంతా వాళ్ళు రావాలి కానీ మనంతా మనం చూడాలన్న లాభం లేదు. వాళ్ళు చూడాలని సరదా ఇప్పటి నుంచి పడకూడదు. ఎన్ని విషయాలు ఉన్నాయి. సరే మొత్తానికి ఆయన వెళ్ళిపోయాడు తిన్నగా. వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు మహానుభావుడు. శ్రద్ధ అండి అదే. నా టైం అయిపోయింది ఇంక ఇంత కూర్చోలేని అనుకోలే, అలా కూర్చున్నాడు. బ్రహ్మ విద్య కోసం అంత శ్రద్ధ, అంత తపన, అంత డెడికేషన్, అంత ఉండాలండి. అదే మా ఇంటి పక్క వచ్చి చెప్తే వింటానండి, మాకు దగ్గరలో ఉంటే. అదా అంత తపన యమలోకానికి కూడా వెళ్ళి విన్నాడు మహానుభావుడు. మనకి ఇంకా యమలోకాల్లో పాఠం చెప్పట్లేదు అదృష్టవశాత్తు. ఆయన అక్కడికి కూడా వెళ్ళిపోయాడు, వెళ్ళి గుమ్మ దగ్గర కూర్చున్నాడు. శ్రద్ధ చూసి చాలా సంతోషించి ఏం కావాలని అడిగితే మొదట నాకు అగ్ని చేయని విషయాలు అడిగాడు. నాచికేత అగ్ని, అది యజ్ఞ విశేషం, చాలా రహస్య విద్య అది. అది యోగపరంగా కూడా నాచికేత అగ్ని ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ నాకు అది కాదు కనుక నేను చెప్పట్లేదు, కానీ అది అద్భుతం లేని ఒక అద్భుతమైన సంకేతం. అదంతా యోగ రహస్యం, మొత్తం అంతా యోగ రహస్యం. ఒక్కొక్క ఉపనిషత్తు ఎన్ని చెప్తుందండి, సమగ్రంగా ఋషులు అందించిన సూక్ష్మ విద్యలన్నీ చెప్తుంది. అక్కడ అతీంద్రియ విద్యలన్నీ చెప్తూ పరమమైన విద్యను బ్రహ్మ విద్యతో ముగించుతుంది. అది దాని యొక్క రహస్య విజ్ఞానం. ఆఖరి అగ్నిచయనం అంతా చెప్పాడు, కానీ తర్వాత దానికి మాత్రం ఎన్ని క్వశ్చన్ చేశాడు. ఈయన అడగడం చెప్పడం, నేను ఒకటే ప్రశ్న, ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది చెప్పన్నాడు. అది తప్ప ఇంకేదేం చెప్తానన్నాడు ఆయన. నీకు కావాలంటే సంపదలు ఇస్తాను, ఇది ఇస్తాను, ఏవైతే ఒక్కడు చెప్తే చాలు అయితే ఇంటికి వెళ్తానని అంటామో మనం, అలాంటివి లక్షలు చెప్పాడు ఆయన. కావలసినవన్నీ అవేంటో నేను లిస్ట్ చెప్పక్కర్లే, భూలోక సమస్త సంపదలు చెప్పాడు. ఇవేనైనా చెప్తాను కానీ ఇది మాత్రం చెప్పనన్నాడు. అంటే వాటన్నిటికంటే గొప్పది బ్రహ్మ విద్య. అంత తేలిక అది, తేలికపాటి దృష్టి ఉండడం వల్ల అర్థం కావట్లేదు. అలాంటిదండి బ్రహ్మ విద్య. ఆఖరికి ఇతరుకు శ్రద్ధకి సంతోషం చెప్పాడు. అయితే ఇంతగా ఆయన ఇచ్చిన ప్రశ్న ఏమిటో తెలిస్తే దానికి సమాధానంగా వస్తున్న దాంట్లో అంగుష్టభూషుడు వచ్చాడు. అందుకు ఇక్కడ కథ చెప్పడం జరిగింది. అంతేగాని అలా విషయం చెప్తుంటే కథ చెప్పకపోతే బోరు కొనక మధ్య మధ్యలో కథలు చెప్పారండి అనద్దు. నేను ఎంటర్టైన్ చేయడానికి రాలే. పొరపాటును కూడా అలాంటివి లేవు ఇక్కడ. శుద్ధమైనటువంటి ఇందులో ఉన్నది గురువుల దయవల్ల నాకు అర్థమైంది ఏదో చెప్పాలని ప్రయత్నం. చెప్పించేవాడు ఆయనే స్మరణతో శరణవేడి. అక్కడ కథ ఇది. ఏమడిగాడు చూడండి, నచికేతుడు ఆ మహానుభావుడు కుర్రవాడు అని అడుగుతున్నాడు యముడితో. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వదా. నువ్వు నాకు చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏమిటంటే, యముడితో అంటున్నాడు ఏమిటంటే, ధర్మానికి అతీతమైనది ఇదేదో భలేగా ఉంది మనకి. ధర్మానికి అతీతమైనది ధర్మాలు చేయలేక నానా యాత్ర పడుతున్నాం కానీ ఏదో చెప్పండి అని. అధర్మానికి అతీతమైనది వెంటనే అదొకమాట. ధర్మానికి అతీతము అధర్మానికి అతీతం అది, ధర్మాధర్మం రెండింటికి అతీతం. అంతేకాదు తర్వాత మాట కార్యానికి కారణానికి కూడా అతీతమైనటువంటిది. ఇక్కడ కార్యకారణంకి అర్థం బ్రహ్మదాకా వెళ్ళిపోవద్దు కారణానికి. ఇక్కడ కార్యం అంటే జగత్తు, కారణం అంటే ప్రకృతి అని చేసుకోండి. మళ్ళీ ప్రకృతి అంటే సాంఖ్యుల ప్రకృతి కాదు, అది పెద్ద వేరే విశేషం. మొత్తానికి కార్యకారణాలకు అతీతమైనది. తర్వాత భూతానికి భవిష్యత్తుకి అతీతమైనది. ఇక్కడి ప్రశ్న ఉంది కనుక భూత భవ్యశ్చ భవ్యస్ అని అక్కడ ఆయన చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఆ లింక్ ఎంత జాగ్రత్తగా ఉంటుందో పురుషత్ విద్య. మరి ఋషులా మామూలా వాడు గుర్తుపెట్టుకు రాయరుగా, దర్శించి రాస్తారు, అది విషయం అక్కడ ఈ మాట. అందుకే ప్రతిదీ రెండు ద్వంద్వాలు చూడండి, ధర్మానికి అధర్మానికి, కార్యానికి కారణానికి, భూతానికి భవ్య భవిష్యత్తుకి. ఈ రెండింటికి అతీతమైనదేదో అది, దాన్ని నాకు చెప్పమని అడిగాడు. అప్పుడు సమాధానంగా చెప్పిన మాటల్లో వచ్చిందండి ఏంటి మాట, అంగుష్టమాత్ర పురుషో అక్కడొచ్చింది. జ్యోతిరివా ధూమక ఈశానో భూతభవ్యస్య సయేవ అద్య సహు స్వ ఏతద్వైత. ఆ విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. కనుక ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మం గురించి చెప్తూ అంగుష్టమాత్ర పురుషుడై ఉన్నటువంటి వాడు అని మాట చెప్పారు కదా, అంటే తప్పేం లేదయ్యా, అది పరమేశ్వరుడు అని చెప్పడంలో ఏమీ నువ్వు పెద్ద ఆలోచించి భయపడాల్సిన సబ్జెక్ట్ ఏం లేదు. ఎందుకంటే అంగుష్టమాత్రను ఎందుకు చెప్పారు అంటే మన హృదయం స్థానంలో పరమాత్మను ధ్యానించాలి. హృదయ స్థానం ఎలా ఉంటుంది అంటే మీకు మామూలుగా భౌతిక జ్ఞానం కూడా ఎవడ పిడికిలు అంత ఉంటుందో అంత ఉంటుందని చెప్తారు అంతే కదా. పిడికిట్లో ఇముడిపోయేటువంటి అంగుష్టము అదే అనమాట సరిగ్గా మీరు పడితే. కనుక హృత్పుండరీకంలో మనం అంగుష్టమాత్ర పురుషుడిగా ధ్యానించాలి ఇది పరమాత్మని. అంటే ఇందాక చెప్పిన దహరాకాంతవర్తి అయిన పరంజ్యోతిని నువ్వు ఆ స్వరూపంగాని ధ్యానించు, ఇది ఆ ధ్యాన విషయంలో చెప్పారు. అయితే ఇలా చెప్పడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అంటే పూర్తి సమంజసం. అలా ధ్యానిస్తూ ఉంటే నీ లోపల ఆ దహరాకాశ మధ్యంలో ఉన్న పరంజ్యోతి స్వరూపాన్ని, పరంజ్యోతి స్వరూపాన్ని ధ్యానించు. ఇదే స్థితి మీకు దహరం అంటే ఇక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ చిదాకాశం అనే భావనలో సాధన చేసుకున్నప్పుడు నిన్నటి మనం చెప్పుకున్న వైశ్వానర విద్యలో భావన చేస్తే ఇక్కడ కూడా అలాగే ధ్యానించవచ్చు. అందుకే బొట్టన వేలంత ప్రమాణం ఇది. నేను మీకు లౌకికమైన ఒక చిన్న ఉపాసన విషయంలో చెప్తాను. శుద్ధ అద్వైతవాదులు దయచేసి కోపగించుకుందరుగాక. ఎందుకంటే ఇంట్లో శివలింగం ఎంత ఉండాలి అంటే అంగుష్ట ప్రమాణం అని చెప్పారు పెద్దవాళ్ళు. దీనికి దానికి ఏదో సంబంధం ఉందా లేదా? ఖచ్చితంగా సగుణ బ్రహ్మ ఉపాసనకి, నిర్గుణ బ్రహ్మ ఉపాసనకి సంబంధం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే రెండు బ్రహ్మమే గనక. నిన్ను క్రమంగా ఇక్కడ నుంచి అక్కడికి లింక్ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు గనకనే అక్కడ ఆ విషయం ఉన్నది. కనుకనే జ్యోతిర్లింగస్థానం ఇవన్నీ విషయము. అందుకు ఇవాళ బ్రహ్మసూత్రాలు విని రేపు శివలింగానికి పూజ చేయించా లేదా అని భయపడద్దు, హాయిగా చేసుకోండి. అయితే ఇది వినడం వల్ల బ్రహ్మభావనతో చేయడం మొదలు పెడితే క్రమక్రమంగా స్థితి ఎప్పుడో వస్తుంది, అది గమనించవలసింది. అయితే ఇక్కడ శివ అన్నాను తప్ప మళ్ళీ విష్ణువు కాదా అని అనుకోవద్దు దయచేసి. ఇక్కడ ధ్యానించవలసిన పద్ధతి కనుక అంగుష్ట ప్రమాణంలో ధ్యానించమని పద్ధతి మనకి అనేక శాస్త్రాల్లో వివిధ విధములుగా కనబడుతున్నది. ఆ శాస్త్రంలో చదివినవన్నీ ఇక్కడ స్ఫురిస్తున్నాయి కనుక నేను మీకు అన్వయించి చెప్పాల్సి వస్తుంది. కానీ అంగుష్టమాత్ర పురుష ఎప్పుడైనా కూర్చొని ధ్యానం చేసుకున్నప్పటికి కూడా మనం ఆ భగవంతుడి మీరు సాకారంగానో జ్యోతి రూపంగానో ఎలా ధ్యానించినప్పటికీ కూడా ఈ రెండు ఆకాశాల్లో ఎక్కడైనా అంగుష్ట ప్రమాణంతో ధ్యానించుకోవచ్చు అనే విషయం. తస్మిన్ సుశీర్ఘం సూక్ష్మం అనే ధ్యాన ప్రక్రియ కూడా ఉన్నది, బహువిధ ప్రక్రియలు. కానీ అంగుష్టమాత్ర పురుష అని చెప్పడం పరమాత్మ గురించి చెప్పారు. మరి అంగుష్టం అని ఎందుకు చెప్పారు అంటే హృద్యపేక్షయాతు మనుష్యాధికారత్వాత్, ఇది తర్వాత సూత్రం. ఎందుకు చెప్పారా అంటే అక్కడ పరమాత్మ యొక్క అపరిమితాన్ని దృష్టిలో పెట్టుకు చెప్పలేదు, నీ హృదయం యొక్క పరిమితిని దృష్టిలో పెట్టుకు చెప్పారు. హృద్యపేక్షయా అది ఇక్కడ మాట. హృద్యపేక్షయ అంటే నీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పడము చేత, హృదయంలో ఉన్న పరమాత్మ అంటే హృదయంలో ధ్యానించవలసిన స్థలం అది అంగుష్ట ప్రమాణం. నీ హృదయంలో కూడా పరమాత్మను అంటే నీ హృదయం అనే పరిమితిలో కూడా పరమాత్మను ధ్యానిస్తున్నావు కదా. అప్పుడు ఇది ఎలా చెప్తున్నది అంటే ఉపమానం చెప్తున్నారు చూడండి శంకరులు. ఆకాశస్యేవ వంశపర్వ అపేక్ష మరత్ని మాత్రత్వం నా నా హ్యంజసాత్రిమత్రస్యేవ పరమాత్మను అంగుష్ట మాత్రత్వం ఉపద్యతే అన్నాడు ఇక్కడ. వంశపర్వ అపేక్ష మరత్ని మాత్రత్వం, దీనికి అర్థం ఏంటంటే ఒక వెదురు గొట్టను తీసుకోండి, ఒక బొట్టన వేలంత ప్రమాణం ఉన్న వెదురు గొట్టను తీసుకోండి. ఆ వెదురు గొట్టంలో ఆకాశం, బయట ఆకాశం ఉంది, వెదురు గొట్టంలో ఆకాశం ఎంత ఉంది? వెదురు గొట్టంలో ఆకాశం ఎంత ఉంది? వెదురు గొట్టం ఎంత ఉందో అంత ఉంది. కానీ వెదురు గొట్టంలో ఎంత ఉందో అంత ఆకాశము అని చెప్పారంటే అర్థం ఆకాశం వెదురు గొట్టం అంతే ఉంది నా అర్థం. సర్వవ్యాపకమైన ఆకాశము నువ్వు వెదురు గొట్టం అనే దానితో చూస్తే వెదురు గొట్టం ఎంత ఉంది. అలాగే సర్వవ్యాపకమైన పరంజ్యోతి హృదయం అనేటువంటి అంగుష్ట ప్రమాణంలో చూసినప్పుడు అందులో అది అంగుష్ట ప్రమాణంగానే వర్ణించబడుతూ ఉన్నది. అంత మాత్రం చేత అది జీవవాచకం అనడానికి లేదు అన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన అన్వయం చూపించాడు ఆ వంశపర్వం అనే ఒక ఉదాహరణ తీసుకుని. కనుక హృదయంలో ఆయన అంగుష్ట పర్వముగా చెప్పబడుతున్నాడు. పైగా అంత మాత్రం చేత పరమాత్మకు అంగుష్టత్వం కల్పించారు అనుకోవద్దు. ఆ మాటకు వస్తే జీవుడు మాత్రం అంగుష్ట ప్రమాణుడా? కనుక అంగుష్ట ప్రమాణం అనేది అటు జీవుడికి లేదు ఇటు పరమాత్మకు లేదు పో అన్నాడు ఇక్కడ. గొప్ప మళ్ళీ ఇచ్చేశారు. మళ్ళీ శంకరులు తన అసలైన సిద్ధికి వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా జ్ఞేయబ్రహ్మ విషయం. అందుకే ఇలాంటి డైలాగులే ఉంటాయి కొంత. ఆ మాటలు దిరూపాహి వేదాంత వాక్యానాం ప్రవృత్తి. కనుక వేదాంత వాక్యాలు అర్థం చేసుకునేటప్పుడు అవి రెండు రకాలుగా పరమాత్మ స్వరూపాన్ని చెప్తాయని అర్థం చేసుకు ముందు మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దిరూపాహి వేదాంత వాక్యానాం ప్రవృత్తి. ఉపనిషద్వాక్యములు రెండు రూపములుగా పరమాత్మని చెప్తూ ఉంటాయి, రెండు రకాలుగా చెప్తాయి. కానీ ఆయన రెండు రకాలుగా ఉండడు, రెండు రకాలుగా చెప్తూ ఉంటాయి. అందుకు జాగ్రత్త. క్వచిత్ పరమాత్మస్వరూప నిరూపణ పర, కొన్ని చోట్ల పరమాత్మ యొక్క శుద్ధస్వరూపాన్ని యథాతథంగా చెప్పడానికి కొన్ని వాక్యములు. క్వచిత్ విజ్ఞానాత్మన పరమాత్మైకత్వోపదేశ పరా, కొన్ని చోట్ల విజ్ఞానాత్మకి పరమాత్మకి ఐక్యతను చెప్పడం కోసం కొన్ని చోట్ల మాట్లాడతాయి. ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ మాట మళ్ళీ చెప్తున్నా, పరమాత్మని పరమాత్మగానే చెప్తూ ఉంటే కొన్ని వాక్యములు విజ్ఞానాత్మకి పరమాత్మకి ఐక్యతని చెప్పడం కోసం చెప్తాయి. సాధారణంగా మన ధర్మంలో, మన హైందవ ధర్మంలో సామాన్యులైనా సరే ఒక్క మాట అంటారండి, మోక్షం ఏంటంటే ఈశ్వరుల్లో ఐక్యమైపోవడం అండి అని. అవునా లేదా అంటూ ఉంటారా లేదా? కొంత ఉత్తరాలు కూడా రాస్తుంటారు, శివైక్యము చెందిరి, ఐక్యమైపోవడం అనే మాటకు అర్థమేంటి? అలాగా నీ తపనంతా పరమాత్మ గురించి తెలుసుకోవడంలో నీ తపన ఉద్దేశం ఏమిటి? పరమాత్మతో ఐక్యమైపోవాలనే కదా. కనుక నీ తపనకు తగ్గట్టుగా అసలు పరమాత్మ అంటే ఏమిటో చెప్పిన కొన్ని వాక్యములు ఈ విజ్ఞానాత్మ అంటే జీవాత్మ, ఇది అర్థం చేసుకోండి. ఆ జీవాత్మ యొక్క పరమాత్మ యొక్క ఐక్యతను చెప్పడం కోసం కొన్ని వాక్యములు చెప్తాయి, అది చెప్పాడు. కనుకనే ఈ రెండో రకమైన వాక్యాలు వచ్చినప్పుడే మనకి అపరిమితం అపరిమితం అని కన్ఫ్యూజన్ వస్తుంటుంది. విజ్ఞానాత్మ అంటే జీవుడు, ఇది తెలుసుకోండి. అంటే బుద్ధి యందు ప్రతిబింబించే ఈశ్వర చైతన్యమే జీవుడు అని చెప్పాం కదా. కనుక బుద్ధి కదా మనకి తెలివికి సంబంధించిన వస్తువు మనలో. కనుక బుద్ధి యందు ప్రతిబింబించే ఈశ్వర చైతన్యాన్ని విజ్ఞానాత్మ అంటారు. అసలు ఈశ్వర చైతన్యాన్ని ప్రాజ్ఞాత్మ అంటారు. ఇది తెలిస్తే ప్రజ్ఞానం బ్రహ్మార్థం అవుతుంది. కనుక ప్రాజ్ఞాత్మ విజ్ఞానాత్మ పరమాత్మ జీవాత్మ అనే మాటను ఎన్నెన్ని రకాలుగా చెప్తున్నది ఇక్కడ ఉపనిషత్తు. అందుకే ఇక్కడ ఈ వాక్యం కూడా తీసుకోండి, గుర్తుపెట్టుకోండి, విజ్ఞానాత్మ ప్రాజ్ఞాత్మ. ఈ విజ్ఞానాత్మ అనే మాటని మొన్నటి నుంచి వాడుతున్నా. విజ్ఞానాత్మ జీవుడికి సంబంధించిన విషయం. కనుకనే విజ్ఞానాత్మన పరమాత్మ ఏకత్వ ఉపదేశ పరాక్వచిత్. కొన్ని చోట్ల ఉపనిషత్ వాక్యములు ఈ రెండుకి ఐక్యాన్ని చెప్తాయి. కనుక ఇక్కడ బొట్టనవేలంత ప్రమాణము కలిగినటువంటి అని చెప్పినటువంటి మాట విజ్ఞానాత్మ పరంగా వాడబడింది మహాభారతంలో. జీవాత్మాను ఉద్దేశంతో అక్కడ వాడబడింది, ఇక్కడ పరమాత్మను ఉద్దేశంతో వాడబడింది. ఆ వాక్యం ఈ వాక్యం ఒకే విధంగా వాడబడడంలో అర్థం ఏంటంటే ఈ రెండిటికి భేదము లేదని ఐక్యత చెప్పడం కోసం వాడబడింది అయ్యా అని వాటిని ఇక్కడ అద్భుతంగా ఇక్కడ వివరించి చూపిస్తున్నారు. ఇక్కడ నువ్వు పరిమితిగా చెప్పినంత మాత్రాన అదేమీ పరిమితం అని కాదు. ఇక్కడ ఆ తేజస్సు అక్కడ ఉన్నది, మళ్ళీ ఘటాకాశం మహాకాశం అని గుర్తుపెట్టుకోండి. ఆ పరిమితులు లేకపోతే ఇందాక కొత్త మీ ఘటాకాశం బోరు కొడితే వెదురు ముక్క కొత్తగా వచ్చింది. ఇప్పుడు కొండపోయి వెదురు ముక్క వచ్చింది, సబ్జెక్ట్ మాత్రం అదే. వెదురుముక్క ప్రమాణంలో వెదురుముక్క అంత ఆకాశం అన్నా చుట్టూ ఉన్న ఆకాశం అదే. అదే సర్వవ్యాపకమైన చిజ్యోతియే నీ హృదయంలో అలా ఉందని చెప్పినంత మాత్రం లేదు. క్రమంగా నీకు దానికి ఐక్యతను చంపడం కోసమే. కనుక పరమాత్మ అనేది ఎక్కడో దూరపు విషయం కాదయ్యా. ఉపనిషత్తుల్లో మనం పొరపాటు అనుకునేది అసలైన వాక్యం ఒక్కటే, పరమాత్మ అనేవాడు నీకు దూరంగా లేడు అంటుంది ఉపనిషత్తు. అది ఒక్కటే అది చేసిన మాట. అది మనకు తట్టుకోలేక అవంటే నచ్చలేదు. అది విషయం దూరంగా లేడని చెప్పడం కాదు, ఆఖరికి నువ్వై ఉందని ఇది కూడా గట్టిగా చెప్తుంది. అది మనకు తట్టుకోలేం. కానీ ఇది ఎంత బాగుందండి, దూర విషయం కాదు నువ్వై ఉన్నావన్నమాట. కనీసం అర్థమైనా అర్థమైపోయినా వినడానికి బాగోలేదా? ఎంత బాగుంది, నువ్వు చాలా గొప్పవాడివి, నీకు నాశనం లేదు, నువ్వు సర్వవ్యాపకుడివి, అబ్బో సర్వనీయంతవి అంటూ నీ ఎంత బాగుందండి వినడానికి ఇవన్నీ కూడా. కనుక ఆ వాక్యం ముందు వినడానికైనా బాగుంది అన్నాడు స్వామి వివేకానంద, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ మాట చెప్పేకే పాశ్చాత్యులు హైందవ ధర్మాన్ని గౌరవించారు. కేవలం అద్వైత విజ్ఞానం చేత మాత్రమే పాశ్చాత్య మేధావులు కూడా హైందవ ధర్మాన్ని గౌరవించారంటే అలాంటి విజ్ఞానం కలిగిన ఈ ధర్మంలో పుట్టినందుకు మనం గర్వించాలి. ఆ విజ్ఞానం కానీ తీసేస్తే మనకు లభించిన ఒక అద్భుతాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. అర్థమవడం అర్థం కాకపోవడం అనేది మన యొక్క స్థితి విశేషం, మన అజ్ఞాన జ్ఞాన స్థితులవి. సత్యం మాత్రం అదే. కనుకనే ఇక్కడ ఈ వాక్యం ఆ ఉద్దేశంలో చెప్పారయ్యా. అందుకే క్వచిత్ విజ్ఞానాత్మన పరమాత్మ ఏకత్వోపదేశపర, అలా చెప్పిన సందర్భంలో చెప్పిన మాట ఇది. తదత్ర విజ్ఞానాత్మన పరమాత్మనైకత్వం ఉపదిశ్యతే నాంగుష్టమాత్రత్వం కస్యచిత్. అది ఇంత గొప్ప మాట్లాడు, ఇద్దరికీ లేదు అంగుష్టమాత్ర ప్రమాణం అన్నాడు. గట్టిగా మాట్లాడితే శరీరాది పరిమితులతో ఉండి నేను అని అధ్యాస చేత వీడికి పరిమితం అనుకుంటున్నాడు. కానీ అధ్యాస తీసేస్తే అది కూడా ఆయనే కదా. అది ఇద్దరికీ లేదు పోని చెప్పడంలోనే మళ్ళీ తనదైన స్థితి నుంచి జారకుండా ఇంతవరకు చెప్పాడు. బాగుంది బ్రహ్మ విద్య అయితే ఇక్కడ పట్టుకోవాలి. హృద్యపేక్షయ, హృదయంలో ఉన్నవాడు గనక మీరు బొటనవేలంత చెప్పారు, హృదయాన్ని దృష్టిలో పెట్టుకుని బొటనవేలని చెప్పారు. కానీ బొటనవేలంత కాడు పరమాత్మ. అయితే హృదయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎవరు హృదయాన్ని అన్నాడు. ఇక్కడ ఇది పట్టుకున్నాడండి మీరు అంటే వెంటనే అన్నాడు మనుష్యాధికారత్వాత్ అన్నాడు. ఇక్కడ ఆయన అక్కడ వెసుకుతాడండి బాదరాయణుడు. బాదరాయణ సూత్రంలోది ఇది మనుష్యాధికారత్వాత్. మనుష్యుడు హృదయాన్ని పరిమితంగా చెప్పుకుని వాక్యం చెప్పింది. అంటే కేవలం మనుష్య హృదయంలోనే పరమాత్మ ఉన్నాడా, ఇంకెక్కడ లేడా అంటే మనం చెప్తున్న శాస్త్రం మనుష్యులను ఉద్దేశించి చెప్పారు కనుక వాడు హృదయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు పో అన్నాడు ఇక్కడైతే. అందుకని ఈ శాస్త్రం కూర్చుని మీకు అక్కడ కోతులో కుక్కలో చదువుకోవి, ఎందుకంటే వాడి భాష కాదు, వాడి సంబంధం కాదు. కానీ ఈ శాస్త్రం అనే విషయం మనుష్యులకు మాత్రమే చెప్పబడుతున్నది. అయితే ఇతర జంతువుల హృదయంలో లేడా? ఉన్నాడు. వాటికి ఇది సాధనే కాదు, వాడికి సాధన లేదు అసలు. ఉన్నాయి జంతువుల కోసం ఆ శాస్త్రం. అందుకే జంతువులన్ని జన్మల్లోకి మనిషి జన్మే గొప్పదే అని ఎందుకు చెప్పారంటే ఈ విధంగా సాధన చేసే అవకాశం విడుకుంది కనుక పరమాత్మ గురించి ఆలోచించడానికి, సాధన చేయడానికి. అయితే కొంతమంది తెలివైన వాళ్ళు ఒక మాట వేయచ్చు, మరి గజేంద్రుడు ఎలా చేశాడండి, ఏనుగు ఎలా చేశాడండి అని ప్రశ్న వేయచ్చు. అది వాళ్ళు గజేంద్రుడి శరీరం పొంది చేసిన సాధన కాదు, అనేక జన్మల సాధన వాళ్ళు మనుష్యాది ఉపాధుల్లో చేయడం చేత తర్వాత జన్మలోకి వచ్చాక వాళ్ళకి అది పండింది అక్కడ. అది ఇక్కడ గమనించవలసిన అంశం అది. అంతేగాని ఈ ప్రమాణము ఇతర జంతువులకు సరిపోదు ఆ హృదయం. కానీ ప్రతి జీవులోని దానికి తగ్గ ప్రమాణంలో ఆయన ఉంటాడు, అది వేరే విషయం. అయితే జీవుడు ప్రమాణం ఏంటి, ఇవన్నిటి గురించి తర్వాత సూత్రాలు మనం చూస్తాం, పక్కన పెడదాం. మొత్తానికి సర్వదేహముల యందుండే పరమాత్మే కానీ మనుష్యుడు తన హృదయమునందు తన హృదయ పరిమితితో ధ్యానించాలి కనుక ఈ విధంగా మనుష్యాధికారత్వాత్. బాగుందయ్యా. అయితే మొత్తానికి బ్రహ్మము గురించి తెలుసుకున్న అధికారం ఎవరికి? మనుష్యులకు ఉన్నది. అంటే మనుష్యుడి పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇది అధికారం ఉన్నది. అంటే తెలుసుకునే హక్కు మీకుంది. మరి తెలుసుకోకుండా గడిపేస్తున్నామంటే హక్కును వినియోగించుకోవడం లేదు. ప్రతి హక్కు కోసం పోరాడుతాం కానీ నేను అమృతుండవడానికి నాకు హక్కు ఉందన్న హక్కును మాత్రం వినియోగించుకోలేకపోతున్నాం. అవునా లేదా చూడండి, సృష్టిలో అందరూ కూడా బాధ్యతల కోసం ఎవడు పోరాడు, హక్కుల కోసం ప్రతివాడు పోరాడతాడు. అవతల వాడి బాధ్యత కోసం పోరాడతాడు, వీడి బాధ్యత వీడు ఆలోచించడు, అది వేరే విషయం మళ్ళీ. కానీ ఈ హక్కు నీకుందయ్యా. అందుకే మానవ జన్మ పొంది కూడా ఆత్మజ్ఞానం తెలుసుకోలేదు అంటే వాడు గొప్ప అవకాశాన్ని చేజార్ చేసుకున్నాడు. మళ్ళీ దొరకాలంటే క్యూలో వెనకబడిపోతాం, గుర్తుపెట్టుకోండి. ఏదో ఏదో వచ్చింది ఇప్పటికీ. కనుకనే ఇది తెలుసుకుంటే బాగుపడతాం కాదు, తెలుసుకోకపోతే పాడైపోతాం. రెండో వాక్యం ఇది. ఇంత గట్టిగా చెప్పే కూడా ప్రయత్నించలేదంటే మాకు బాగుపడే యోగం లేదని అర్థంట. నేననలేదు, ఇవన్నీ శాస్త్రవచనములు. మరి మనుష్యాధికారత్వాత్, మనుష్యుణ్ణి అధికారంగా పెట్టుకుని హృదయ వాడి హృదయం ప్రకారంగా అంగుష్ట మాత్రం చెప్పారు కానీ అది ప్రమాణం కాదయ్యా అని ఇక్కడ వివరించడం జరిగింది. అయితే మనుష్యులకు అధికారం ఉందా? కింద వాళ్ళ గురించి పోనీ అర్థం చేసుకున్నాం. దేవతలు మన పైవాళ్ళు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు దేవతాధికరణం మనస్తున్నది. ఈ దేవతాధికరణం పెద్ద చర్చ కానీ అవసరమైనంతే తీసుకుంటాను. ఇక్కడ దేవతల విషయం, వాళ్ళ విషయం మనకెందుకు, మన మనుష్యులం కదా. అయితే దేవతలకు కూడా అధికారం లేదా, అసలు వాళ్ళకెందుకు బ్రహ్మ విద్య? ఇక్కడ తెలుసుకోవాల్సింది దేవతలు మనకంటే చాలా గొప్పవాళ్ళు. ప్రపంచాన్ని నిర్వహించడం కోసం పరమేశ్వరుడు ఇచ్చిన శక్తిని గ్రహించి పనిచేస్తున్నటువంటి వారు. మనకంటే గొప్పవారు కానీ వాళ్ళు సంపూర్ణమైనటువంటి బ్రహ్మస్వరూపం కాదు వారు కూడా. అందుకు దేవతలు అయితే ఇక్కడ ఒకటి, మనుష్యులైతే వేదాది శాస్త్రములు ఇవన్నీ చదివి అర్హత సంపాదించుకుని తద్వారా చేస్తారు కదా, వాళ్ళకి అవి లేవు కదా. ఏం దేవతలు వేదాధ్యయనం చేస్తారా కూర్చొని? అంటే అసలు దేవతలు స్వయం ప్రతిభాత వేదులు అన్నారు ఇక్కడ. వాళ్ళకి వేద విజ్ఞానం అంతా స్వయంగా వాళ్ళకి ప్రకాశిస్తుంది, మనకు చదివితేనే తెలుస్తుంది. స్వయంగా వేద విజ్ఞానం ప్రతిభాసిస్తుంటుంది కనుకనే వాళ్ళకి వేదాధ్యయనం అవసరం లేదు. వాళ్ళకి వేదాది శాస్త్రాధ్యయనం మరి వాళ్ళు అంగుష్టమాత్రంగానే ఉపాసిస్తారంటే అవును, వాళ్ళ దేహముకు తగ్గ హృదయంలో వాళ్ళు ధ్యానం చేస్తారు పరమాత్మను అదే విధంగా అని చక్కగా చెప్పారు. దేవతాధికారేపి అంగుష్టమాత్ర శృతి స్వాంగుష్టాపేక్షయా నవిరుధ్యతే అన్నారు ఇక్కడ. దేవతల విషయంలో కూడా అంగుష్టమాత్ర విజ్ఞానమే వర్తిస్తుంది అయ్యా. ఎలాగంటే వాళ్ళ అంగుష్ట ప్రమాణం ప్రకారంగా అన్నాడు ఇక్కడ. చాలా బాగుంది ఇదేది. అంగుష్ట ప్రమాణం అంటే మన అంగుష్ట ప్రమాణంగానే చేస్తారని కానీ వాళ్ళ దేహంలో వాళ్ళ అంగుష్టం ఎలా ఉంటుంది అలాగని. ఇప్పుడు వెంటనే పూర్వమీమాంసలు వస్తున్నారు. వాళ్ళు అన్నారు అసలు దేవతలకి శరీరాలు ఉన్నాయా అని అడుగులు పట్టుకున్నాడు ఇక్కడ. దేవతలకు శరీరాలు ఉన్నాయా అండి? ఉన్నాయని అడిగిన పూర్వమీమాంస శాస్త్రం తర్వాత ఇక్కడ ఉత్తరమీమాంస. ఉత్తరమీమాంస ఒప్పుకుంటుంది దేవతలకు శరీరాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయని ఎలా చెప్పగలరు అంటే శాస్త్రరీత్యా మంత్ర ఇతిహాస పురాణ లోకేభ్య విగ్రహత్వాద్యవగమాత్ అన్నారు శంకరుల వారు. గొప్ప మాట, మంత్రములయందు ఇతిహాస పురాణములయందు లోకేభ్య, లోకేభ్య అంటే ఇతర శాస్త్రములందు. లోకము అనే మాటకు శంకరులు శాస్త్రమని అర్థం చెప్పారు భగవద్గీతలో, అది ఇక్కడ తీసుకోవాలి. మంత్ర ఇతిహాస పురాణ లోకేభ్య వీటన్నిటి యందు దేవతలు విగ్రహవంతులు అనగా ఆకారవంతులు ఉన్నది గనక వారి విగ్రహం మనకంటే అంత ఉండొచ్చు. అంతున్నప్పుడు వాళ్ళకో చెయ్యి వాళ్ళకో అంగుష్టం ఉంటుంది కదా, దానికి ప్రమాణంగా వాళ్ళు అదే చెయ్యాలి. కనుక వాళ్ళు బ్రహ్మ విద్య అర్హులే. అయితే వాళ్ళు బ్రహ్మ విద్య నేర్చుకున్నట్టు ఎక్కడైనా ప్రమాణాలు ఉన్నాయా అంటే ఉన్నాయా చూడన్నాడు. మనకి ఉపనిషత్తుల్లో ఇతర చోట్ల కూడా కనబడుతూ ఉంటుంది. చాందోగ్యంలో కూడా మంత్రం ఉన్నది, ఏకశతం హవై వర్షాని మఘవాన్ ప్రజాపతు బ్రహ్మచర్య ముబాస. అంటే దేవేంద్రుడు 101 సంవత్సరాలు ప్రజాపతి వద్ద బ్రహ్మచర్య వ్రతం చేసి బ్రహ్మం గురించి నేర్చుకునే ప్రయత్నం చేశాడు. మరి చేసేమయ్యాడండి, ఇప్పటికి ఉన్నాడు కదా అంటే గుర్తుపెట్టుకోండి, మన్వంతరానికి ఒక ఇంద్రుడు వస్తూ ఉంటాడు. ఒక మన్వంతర కాలంలో ఒక ఇంద్రుడు ఆనాటి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ పని చేశాడు ప్రజాపతి వద్దకు. ఎందుకంటే బ్రహ్మదేవుడు బ్రహ్మ విద్య నేర్పడంలో జలఘటకుడు. అదేవిధంగా కనుకనే దేవతలు ఋషులు కూడా బ్రహ్మ విద్య చేస్తారు. ఋషులు అంటే మంత్రద్రష్టలు, వాళ్ళు స్వయంగా మంత్రాన్ని దర్శించి ఋషులు కూడా బ్రహ్మ విద్యాభ్యాసం చేస్తారు. దానికి ఉదాహరణ భృగుర్వై వారుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మ అని తైత్రీయ ఉపనిషత్తులను మంత్రాన్ని ఉటంకిస్తున్నారు. దీని అర్థం ఏంటంటే వరుణుడు కుమారుడైన భృగువు తన తండ్రి వద్దకు వెళ్ళి బ్రహ్మ విద్యను చెప్పమని అడిగాడు. కనుక ఋషి కూడా వెళ్ళి చెప్పడం ఉన్నది, దేవత వెళ్ళి నేర్చుకోవడం ఉంది. అలాగే విరోచనుడు ఇంద్రుడు కలిసి ప్రజాపతి వద్దకు వెళ్ళి బ్రహ్మ విద్య నేర్చుకోమన్నారని మరొక నేర్చుకుంటా దానికి సిద్ధపడ్డారని మరొక చోట శాస్త్రం ఉంది. కానీ దేవతలు కూడా నేర్చుకోవడం కనబడుతూ ఉన్నది. అంతేకాదు కేన ఉపనిషత్తులో ఇంద్రుడికే పాఠం చెప్పింది అమ్మవారు వచ్చి, అవునా లేదా? బ్రహ్మ విద్య చెప్పింది, అక్కడ చెప్పింది బ్రహ్మ విద్యే, అందుకే కేన ఉపనిషత్తు అది. కనుకనే వాళ్ళకు కూడా ఉన్నదయ్యా. అప్పుడు మరొక్క మాట అన్నాడు, శాస్త్రాధ్యయనములు లేకపోయినా వాళ్ళకి చెప్పారే, మరి శాస్త్రాధ్యయనాదులు లేనటువంటి వారి విషయం ఏమిటి? ఇది గొప్ప మాట చెప్తున్నాడు. ఇప్పుడు వేదాది శాస్త్రములు అధ్యయనం చేయాలి అంటే అందరూ అన్నీ చేయలేరు, అందరూ వేదాది శాస్త్రములు చేయగలరా? కానీ అవి చాలా అవసరం కనుక వేదాది శాస్త్రాలు అధ్యయనం చేయడానికి జీవిత కాలాలు అంకితం చేయాలి కనుక దానికంటూ కొందరు అంకితమైపోయినారు. వాళ్ళు మాత్రమే వేదాంత విద్యకు అర్హులా? వేదాది అధ్యయనం చేసే వాళ్ళు మాత్రమేనా? ఇతరులు ఎవరికి, ఇతర వృత్తులు చేస్తూ బ్రతికేటటువంటి వాళ్ళెవ్వరికీ కూడా అర్హత లేదా అన్నారు. ఇక్కడ పరిచర్యాత్మకం కర్మ అనే మాట భగవద్గీతలో చెప్తాడు శూద్రులకు, పరిచర్య కర్మ అని. పరిచర్య అంటే చాలామంది పొరపాటు పడుతున్న విషయం ఏమిటి అంటే సర్వీస్, సేవ చేయడం అని కాదు. సరైన నైఘంటిక అర్థం ఏంటంటే వృత్తులు, ఇది అర్థం. వృత్తులు, డిఫరెంట్ ప్రొఫెషన్స్, వృత్తులు వృత్తులు వృత్తులు, వివిధ వృత్తుల్లో జీవించేవారు అని అర్థం. శబ్దం మాత్రం ఏమీ తక్కువ శబ్దం కాదండి, అది ఆ వృత్తుల్లో ఉన్నవారి పేరు. అలాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పొద్దుటి నుంచి రాత్రి వరకు అదే అయిపోతుంటే వాళ్ళు క్రమంగా వెళ్ళి ఉపనయన సంస్కారములు పొంది వేదాది శాస్త్రములు అధ్యయనం చేసే అవకాశం లేదు కదా. మీరు మనుష్యాధికారత్వాత్ అని చెప్పారు కనుక వాళ్ళు బ్రహ్మముని ఎలా అధ్యయనం చేస్తారు? ఇక నిజానికి అపశూద్రాధికారం పెద్ద సూత్రములు ఉన్న చర్చ ఉంది. దీనిని సంప్రదాయాన్ని అతిక్రమించకుండాను, ఆధునికులను మునిపించడం కోసం వాటిని తిరస్కరించకుండాను సంప్రదాయబద్ధంగానే చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను. ఎక్కడ అసంప్రదాయం పలకకూడదని అమ్మవారికి దండం పెట్టుకొచ్చి కూర్చుంటాం ఇక్కడ, ఆవేశంతో కానీ ఇంకో దానితో కానీ ఇంత ఇతరులను మెప్పించడం కోసం కానీ ఇతరుల చేత చప్పట్లు కొట్టించుకోవడం కోసం కానీ అసంప్రదాయం నా నోట పలకకుండుగాక. శాస్త్రం శాస్త్రమే, ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా శాస్త్ర ప్రకారంగా ఏం చెప్తావు. అదే సమయంలో మనుష్యాధికారత్వాత్ మర్చిపోరాదు గనక. ఏమి వేదాధ్యయనాదులు చేయనటువంటి వాళ్ళు, వేదాధికారం లేనటువంటి వారికి మాత్రం బ్రహ్మ విద్య లేదా రాదా అంటే, విదుర ప్రభృతయశ్చ శుద్రయోని ప్రభవాః అపి విశిష్ట విజ్ఞాన సంపన్నా స్మర్యంతే తస్మాదది క్రియతే. ఇక్కడ మాట చెప్తున్నాడు విదురుడు. నిజానికి వేదాధ్యయనం చేసే జాతికి చెందినవాడు కాడు, కానీ ఆయన బ్రహ్మ విద్యావేత్త, అవునా లేదా? మహాబ్రహ్మ విద్యావేత్త ఆయన, తలుచుకుంటే ధన్యులం మనం, అవునా లేదా? మరి మనం శాస్త్రంలో మీరు పరిశీలించండి, మహానుభావుడు ధర్మవ్యాధుడు. సాధారణంగా భారత కథలను కూడా మనం లౌకికంగా చెప్పేస్తున్నాం కానీ నిజంగా వాళ్ళ డిస్కషన్ మనం చెప్పం, చెప్తే ఓపిక తవిడ వినండి. అదొక చాలా జాజలి తులాధారుడు కథ ఉంది, కథ వరకు వెళ్ళిపోతాం. కథ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ మాత్రం ఉపనిషత్తే, అక్కడ ఉదేవుడికి మళ్ళీ తలనొప్పులు వస్తాయి మనకి, జ్ఞానం కదా. అది ధర్మవ్యాధుడు చెప్పిన మాట చాలా జాగ్రత్తగా వింటే, అంత ఉపనిషద్ విజ్ఞానం, పూర్తిగా ఉపనిషద్ విజ్ఞానం. మరి ధర్మవ్యాధుడు ఎవడు? వాడు మాంసము నమ్ముకునేవాడు, చెప్పింది ఎవరికి? బ్రాహ్మడికి. మరి ధర్మవ్యాధుడు అక్కడ విషయం చెప్పారు కదా అంటే, వీటి విషయములు గమనించుతూ శంకరుల వారు ఆయన కూడా శాస్త్రాన్ని అతిక్రమించకుండాను పరమకరుణాలు అయినటువంటి స్వామి అందరూ తరించడానికి గాను బాధరాయుడి హృదయానికి భిన్నము కలగకుండాను చక్కగా చెప్పారు, అయ్యా జ్ఞానం పొందడానికి సర్వులకు అధికారం ఉన్నది, అందుకు వేదాది అధ్యయనములు చెయ్యకపోయినా బ్రహ్మ విద్య నేర్చుకుని ఎలా వెళ్ళవచ్చు అంటే దానికి మహాభారత ప్రమాణం చూపిస్తూ శ్రావయే చతురోవర్ణాన్ ఇతి ఇతిహాస పురాణాధిగమే చాతుర్వర్ణ్యస్య అధికార స్మరణ అన్నారు. ఇక్కడ వాడు వేదపూర్వకముగా అధ్యయనం చేసి తెలుసుకోపోయినా పర్వాలేదు, కానీ ఇతిహాస పురాణముల ద్వారా ఈ వేదాంత విద్యమును వాడు నేర్చుకుని బ్రహ్మ విద్యను పొందవచ్చు అని స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ఇక్కడ పట్టుకోవాల్సింది పండితులందరూ కూడా, ఇతిహాస పురాణముల ద్వారాను బ్రహ్మ విద్య నేర్చుకుని, ఎందుకంటే వేదాన్ని నేర్చుకునే పద్ధతి వేరు, అది టెక్స్ట్ బుక్లో చదివేది కాదు, అది దానికంటూ ఒక సంస్కారం, దానికంటూ స్వరాధ నియమాలు ఇవన్నీ ఉంటాయి. అన్నీ చేసే శక్తి అందరికీ లేదు. అందరికీ లేనప్పుడు బ్రహ్మ విద్య ఎవరు పొందలేరా అంటే అందరూ పొందవచ్చు. ఎలా పొందవచ్చు అంటే దీనికి మహాభారతం చెప్తుంది, శ్రావయే చతురో వర్ణాన్, నాలుగు వర్ణముల వారికి బ్రహ్మ విద్య, ఈ భారతము, పురాణము, ఇతిహాసములు వీటన్నిటి ద్వారా బోధించాలి అని పండితులకు నిర్దేశించింది. అక్కడ కృపయాముని నాకృతం. ఇప్పుడు మన భగవద్గీత దానికి మించిన గ్రంథం ఉందా అండి చెప్పండి? లేదు. ఎందుకంటే ఉపనిషత్తులు శ్రవణం చేయాలట, బ్రహ్మసూత్రాలు మననం చేయాలట, శ్రవణం చేసి మననం చేసింది నిలబడాలి అంటే భగవద్గీత పట్టుకోవాలట, అల్టిమేట్ అది. అందుకే సర్వోపనిషత్ సారభూతాసు భగవద్గీతాసు అని చెప్తున్నాం. సర్వోపనిషత్ పైగా ఈ కఠోపనిషత్తు వాక్య మంత్రములన్నీ భగవద్గీతలో కనబడతాయి, అవునా లేదా? కనుక నీ ఉపనిషత్ వాక్యములు అక్కడ ఉన్నాయి, వేదముల్లో అనేక మంత్రములు పురాణాల్లో శ్లోకాలుగా చెప్పబడ్డాయి, అక్కడదే ఇక్కడ. అందుకోసం ఆ భారతాది విషయములు అక్కడ సనత్సు జాతీయం దేంట్లోది, భారతంలోదిగా, భగవద్గీత దేంట్లో, దాంట్లోదే. మనం అనుకుంటాం బ్రహ్మ విద్యను చెప్పే గ్రంథాలు రెండే అని, కానీ వందలాది సంఖ్యలు ఉన్నాయని భారతంలో. ఓపిక ఉండాలి కానీ హాయిగా చెప్పుకోవచ్చు, శాంతి అనుశాసన పర్వాలు నిండా బ్రహ్మ విద్య పరచుకున్నది. అదేవిధంగా పూర్వపర్వాల్లో కూడా అనేక చోట్ల ఆత్మవిద్య గురించి ఎంత చెప్తాడో. అలాగే ప్రతి పురాణము బ్రహ్మ విద్య పరమావధిగానే ముగిసింది. పరిశీలించండి, దయచేసి పరిశీలించండి. విష్ణు పురాణం మనం చెప్పుకున్నాం, విష్ణు పురాణం చెప్పుకున్నాడు ఎంత స్పష్టంగా, ఎంత స్పష్టంగా విశ్వవిజ్ఞానం చెప్తూ చెట్టు చివరి ఖాండిక్యకేసి ధ్వజ సంవాదం బ్రహ్మ విద్య కాకపోతే ఇంకేంటి చెప్పండి, అద్భుతమైన ఘట్టం అది. విష్ణు పురాణానికి వచ్చినప్పుడు కూడా ఏదో కథ చెప్తాడు అనుకుంటే ఇది ఎక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు అనుకునేటట్టు చెప్పుకున్నాం మనం ఖాండిక్యకేసి ధ్వజ సంవాదం. దాని తర్వాత చిట్ట చివరికి అత్యంతిక ప్రళయం అని మోక్షం గురించి ఎంత అద్భుతమైన వివేచన చేశాడు. అక్కడ మంత్రములన్నీ, అక్కడ చెప్పిన శ్లోకాలన్నీ ఉపనిషద్ మంత్రాలే, వేద మంత్రాలే, మరి అక్కడ లేదా? గరుడ పురాణం గుర్తుండి ఉంటుంది, చిట్ట చివరికి వచ్చినప్పటికల్లా మోక్షంతో, మోక్షం గురించి వివరిస్తూ దానికి కావలసిన జ్ఞానం ఎలా పొందాలో వివరణగా గరుత్మంతుడితో విష్ణువు మరొక గీత చెప్తాడు. అక్కడ లేనిదెక్కడా, ఋషులు చెప్పిన ప్రతి మాట బ్రహ్మ విద్యను తుణికిసలాడిస్తుంది, పట్టుకునే దృష్టి మనకు ఉండాలి. అందుకే శృతి స్మృతి పురాణానామాలయం ఆ మాట శంకరుల వారు బ్రహ్మ విద్యని ఇతిహాస పురాణ అధిగమే అని ఎందుకు చెప్తారు? పురాణాల్లో బ్రహ్మ విద్య చెప్పకపోతే, ఇప్పుడు చెప్పండి, ఇతిహాస పురాణాధిగమే చాతుర్వర్ణ్యస్య అధికార స్మరణాత్. కనుక బ్రహ్మ విద్యకు వారి వారి శక్తిని బట్టి ఈ శాస్త్రముల ద్వారా గ్రహించి తరించవాలి ప్రతి మానవుడు కూడా అని స్పష్టంగా చెప్పాడు. ఇంకా ఆలస్యం ఎవరిది? నేర్చుకోవడానికి సిద్ధం కాని వారిదే ఆలస్యం, నేర్పడానికి కావలసిన శాస్త్రములు ఉన్నాయి అని వివరణ పూర్తయినది. అటు తర్వాత విషయంలో మనం ప్రవేశిస్తున్నాం. దీనితో ఈ సమస్తమైనటువంటి తృతీయ పాదం పూర్తి చేసుకుని చతుర్థ పాదంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా చతుర్థ పాదంలో చాలా సులభం అవుతుంది, ఎందుకంటే ఎక్కువగా టెక్నికల్గా చెప్పే విషయములు అలాంటివి ఇక్కడ స్పృశించడం లేదు. కొన్ని అధికరణములు, కొన్ని సూత్రములు విస్తారంగా చెప్పుకుంటే కొన్ని మనం చకచకా వెళ్ళిపోతాం, వెళ్ళిపోయేమంటే అర్థం దాటేసామని కాదు, అవసరం లేదని. ఎందుకంటే శంకరులు మొదలైన వారు ఆ రోజుల్లో చర్చ చేసినప్పుడు అప్పటి కాలంలో వ్యాపించి ఉన్నటువంటి కొన్ని రకాల తెలివితేటలు అనుకునే వాటిని ఎదురుగా పెట్టి వాటిని ఖండనం చేయడం వచ్చింది. ఇప్పుడు ఆ ఎరుకే మనకు లేదు. ఉదాహరణకు సాంఖ్యము, వైశేషికము, బౌద్ధము ఒక్కొక్కటి తీసుకుని ఆయన ఖండించుకుంటూ వచ్చారు అక్కడ. కానీ ఆ వైశేషికము, ఆ బౌద్ధికము ఇప్పుడు మనకేమీ తెలియదు. శంకరులు వాటిని ఎలా ఖండించారు అంటే ముందు అవేంటో చెప్పాలి, చెప్పి వాటిని ఎలా ఖండించారో చెప్పాలి. ఎలాగూ ఖండించేసిన విషయాలని అవేంటో ముందు మనం ఎందుకు చెప్పుకోవడం చెప్పండి ఇక్కడ. కనుక ఏది అవసరమో అది చెప్పుకున్నాం ఇక్కడ. అదే సమయంలో మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని వినడం వల్ల, కొన్ని కొన్ని చదవడం వల్ల, సమగ్రమైన ఎరుక లేకపోవడం వల్ల మనకి కొన్ని సందేహాలు వస్తుంటాయి బ్రహ్మం గురించి. అలాంటి విషయాల్లో ఉన్న కొన్ని సందేహాలని తూర్పారబడతారు శంకరులు, అవి మాత్రం వదలం. కనుకనే తర్వాత ప్రాణాళిక రచన వేరైపోతుంది. ఇంతవరకు మనం ప్రతి వాక్యము, ప్రతి శబ్దము బ్రహ్మముని ఎలా చెప్తోంది అనే దాని గురించి ఇంతవరకు వివరించుకున్నాం. ప్రథమ అధ్యాయం అంతా కూడా ఇదే విషయం వచ్చింది. ఇక్కడ బ్రహ్మముని ఏవే వాక్యములు చెప్తున్నాయి అనేవి ఇంతవరకు అయిపోయాయి కదా. ఈ చివరి పాదములోకి, చతుర్థ పాదంలోకి మధురాధ్యాయంలో వచ్చేటప్పుడు ఇదంతా సమన్వయాధ్యాయమే కదా, మరి ఇక్కడ కూడా వాక్యములు బ్రహ్మము గురించే చెప్తున్నాయని చెప్పాలి కదా. కానీ ఇక్కడ నుంచి వేరే సబ్జెక్ట్ వస్తుంది. ఏమిటంటే మీరు కొన్ని కొన్ని శబ్దములను తీసేసుకుని మీ శాస్త్రములకు అన్వయించి వేదముల్లోనే చెప్పారంటూ ఉంటారు. ఎప్పటికీ కొందరు దుర్మార్గులు ఈ పని చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాడికి వేదం అంటే పడదు ముందు, వేద విరుద్ధమైన మతాన్నే తెచ్చుకొస్తాడు. కానీ వేదాన్ని గౌరవించే ఈ దేశంలో వేద విరుద్ధమైన దాన్ని ఒప్పుకోం. అందుకే వేదం తెలిసినా తెలియకపోయినా ప్రతివాడికి ఒక మాట తెలుసు, వాడి మాట వేదవాక్యం అండి అన్నమాట. అంటారా లేదా, వాడి మాట వేదవాక్యం అండి అనే మాట మనకి నానుడిలా మిగిలిపోయిందంటే అర్థం ఏంటంటే వేదం చెప్పిన మాటను క్వశ్చన్ చేయకుండా అనుసరించాలి అనేటువంటి ఒక విధానం, వేదం స్వతప్రమాణం అనే విషయం మనకు బాగా పట్టేసింది. శంకరులు కూడా వేద ప్రమాణం మొదటి నుంచి చెప్తున్న శాస్త్రయోనిత్వాత్ నుంచి బాధరాయండి అదే చెప్పాడు, శంకరులు అదే చెప్పారు, అవునా లేదా? అయితే ఇప్పుడు ఈక్షతైర్నా శబ్దం అని మనకి వచ్చిందా లేదా చతుస్సూత్రిలో? చతుస్సూత్రిలో వస్తుంది ఈ మాట ఈక్షతైర్, అక్కడ ఒక మాట చెప్తున్నాడు చతుస్సూత్రి ఆయన, వెంటనే వస్తుంది ఈక్షతైర్నా శబ్దం. అక్కడ ఏమిటంటే ఈ మన సాంఖ్యులు చెప్పే ప్రధానం అనబడే ప్రకృతి, వాళ్ళ ప్రకృతి వేరండి, వేదం చెప్పే ప్రకృతి వేరు. సాంఖ్యులు చెప్పే ప్రకృతి ప్రధానము అని పేరు వాళ్ళది. వాళ్ళ ప్రధానం 24 తత్వాలతో కూడి ఉంటుంది, అది వేరే విషయం. కానీ వేదం చెప్పేటువంటి ప్రకృతి అది కాదు. ఈ తేడా తెలియ కలిపేసుకున్నాం మనం. ఎందుకంటే కొన్ని కొన్ని శబ్దములు కొన్ని కొన్ని వేదము నుంచి స్వీకరించారు వాళ్ళు, ఎవరు సాంఖ్యులు, పూర్తిగా వేద ప్రమాణం అందులో లేదు. అందుకే కన్ఫ్యూజన్ అయిపోయి కొంతమంది సాంఖ్యాన్ని దీంతో కలిపి మాట్లాడేస్తూ ఉంటారు. ఎంత కన్ఫ్యూజన్ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే సాంఖ్య ప్రవర్తకుడైన కపిలుణ్ణి అవతార పురుషుడుగా అనుకునేటువంటి దశ దాకా వెళ్ళిపోయినది అక్కడ. కానీ కపిలుని సాంఖ్యానికి వేదానికి చాలా తేడా ఉన్నది. అందుకే బ్రహ్మసూత్రముల వేదాంతం కపిల సాంఖ్యాన్ని ఒప్పుకోదు. అంతేకాదు ఎక్కువ భాగం కపిల సాంఖ్యాన్నే ఎక్కువ ఖండిస్తుంది. తీరు కూర్చొని ఎక్కువ ఖండన వాణ్ణే ప్రధానంగా పెట్టుకుడుతుంది. ఎందుకు చెప్పండి, వాణ్ణే కొట్టారు, మిగిలిన వాళ్ళు ఎవరు లేరా అంటే ఓ పెద్దవాడికి గట్టి బుద్ధి చెప్తే కింద వాళ్ళందరూ నోరు మూసుకుంటారంతే. మిగిలిన వాళ్ళందరూ కంటే సాంఖ్యులు గట్టి వాళ్ళండి. ఇతర వైశేషిక, బౌద్ధ, జైన, అర్హత వీళ్ళందరినీ ఇక్కడ తూర్పారు పెడతాడు తర్వాత. వాళ్ళందరికంటే గట్టివాడు సాంఖ్యుట్ట. అంటే వాడు ఇంచుమించు వేదము చెప్పినటువంటి విషయం దగ్గర దాకా వచ్చాడు. అక్కడ దాకా వచ్చాడు గనక కొన్ని అపోహలతో ఆ వేదాంతాన్ని అందుకోలేకపోతున్నాడు. వాడు అపోహలు తీసేసి వాడు పైకి లాగాలి గనక వాడిని ముందుగా గట్టిగా పెట్టుకున్నాడు. శంకరులు చిట్ట చివరికి అంటారు, గట్టి మల్లయోధుడిగా గట్టి దెబ్బ తీసేస్తే ఆ తర్వాత ఉన్న పిల్లయోధులు ఎలా నోరు మూసుకుంటారో అది సాంఖ్యాన్ని ముందు తూర్పార పట్టేస్తే మిగిలినవన్నీ ఖండించేసినట్టు పోవన్నాడు ఇక్కడ శంకరులు చిట్ట చివరికి మాట చెప్తాడు. అందుకే ఈ సాంఖ్యులు ఏం చేశారు అంటే అది నిజానికి సాంఖ్యం తెలిస్తే ఇది అర్థమవుతుంది, లేకపోతే అసలే అర్థం కాని సబ్జెక్టులు ఇదొకటా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ ప్రకరణ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ పాదం అంతా కూడా అనుమానికమప్యేకేషామితి చేరిన శరీర రూపక విన్యస్త గృహీతేర్ దర్శయతి అనే సూత్రంలో వివరిస్తున్నారు. ఇక్కడ అనుమానికము అనగానే ఇక్కడ సాంఖ్యమనే అంశాన్ని తీసుకోవాలి. ఆ సాంఖ్యంలో ప్రధానమే ప్రపంచానికి కారణము అంటారండి. ప్రధానము అంటే వారు ఎరుకున్న 24 తత్వములతో కూడిన ప్రకృతే కారణం అంటారు. ఈశ్వరుడు కారణమనేది ఒప్పుకోరు వాళ్ళు, బ్రహ్మం కారణమనేది ఒప్పుకోరు. బ్రహ్మమే కారణమని మొదలవుతుంది బ్రహ్మసత్వం, అది రెండింటికి భేదం. ఇక్కడ బ్రహ్మమే తన యొక్క అనిర్వచనీయమైన మాయాశక్తితో విసర్జన చేస్తున్నాడు అంటుంది వేదాంత మతం. అసలు ఈ బ్రహ్మము గురించి ఈశ్వరు గురించి చర్చ చేయకుండా ప్రధానపరబడే ప్రకృతి ద్వారానే అంతా జరుగుతూ ఉంటుంది అంటారు వీళ్ళు. అక్కడ వచ్చింది భేదం. అందుకే ప్రధానము కాదు అని ఖండించుకుంటూ వచ్చారు. అయితే ఈ ప్రధానులు నెమ్మదిగా కొంచెం దారి మార్చారండి, ఆర్గ్యుమెంట్ మార్చారు. మేము మీరన్న ఒక మాట ఇందాక విన్నాం, వేదములో ఏదుందో అదే ప్రమాణము తప్ప ఇతరము ప్రమాణము కాదు అన్నారు. మా సాంఖ్యము ఈ వేదంలోనే ఉంది కనుక ఒప్పుకోండి అంటున్నాడు. ఇక్కడ ఇది వచ్చిందండి. మొన్నటి వరకు చూశాడు మన మతాన్ని తిట్టాడు, మన వేదాన్ని తిట్టాడు, మనం నెమ్మదిగా దాన్ని నిరాదరణ చేసాం. అబ్బో వీడిని దగ్గర చేయాలంటే కష్టమయ్యా అని మా దేవుడు గురించి మీ వేదముల్లోనే చెప్పారని చెప్పి ఇప్పుడు మరో వంచన చేస్తున్న వాళ్ళు మనకు తెలుసు కదా, అట్టండి వాళ్ళు అనమాట. వాళ్ళని కూడా ఇలాగే దెబ్బకొట్టచ్చు మనం అని వీళ్ళు వచ్చి నెమ్మదిగా వేదంలోకి దూరిపోవడానికి ట్రై చేస్తున్నారు. మీ వేదంలో మా కపిలుడి గురించి చెప్పారు కదా, మా కపిలుడిది కూడా స్మృతి అని అంటాం కదా, మీరు స్మృతి ప్రమాణాన్ని అంగీకరిస్తారు కదా, ఎంత బాగా కపిల స్మృతి అని స్మృతి ఉందండి, కపిల స్మృతి ఉంది కదా, మీరు స్మృతి ప్రమాణాన్ని కూడా ఒప్పుకుంటారు కదా, కాబట్టి మా కపిలుడిని కూడా ఒప్పుకోండి. మీ వేదంలో కూడా మా కపిలుడి గురించి ఒక మంచి పేరు ఉన్నది అంటాడు తర్వాత. అది మళ్ళీ తర్వాత అధ్యాయంలో మనం చూద్దాం. ఇలా వాళ్ళు మొదలెడతారు. అయితే శంకరులు అంటారు, కపిల స్మృతి వేదముని ప్రమాణముగా తీసుకోలేదు. మొత్తం కపిల స్మృతి కూడా పరిశీలించాడు మహానుభావుడు. అన్నీ తెలిసి ఖండించిన వాడు మహానుభావుడు అండి. కానీ ఒక్క పుస్తకం పట్టుకు కూర్చుని ఇతరుని ఒప్పుకోకుండా వాడిని తిడుతూ కూర్చునే వాళ్ళు ఇప్పుడు మనకు తెలిసిన వారు. శంకరులు ఒక్కరే తాను వేటినైతే పూర్వపక్షం చేశారో వాటి గురించి సమగ్రముగా ఆ మతంలో ఉన్నవారి కంటే ఎక్కువ తెలిసిన వారు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళకు కూడా తెలియదు ఇన్ని ఉన్నాయని, అంత తెలిసిన వాడు. అలాగా తాను ఏ మతాన్ని పరాస్తం చేస్తున్నాడో దాని గురించి పూర్తిగా తెలిసి అది సరైనది కాదయ్యా అని చెప్పిన వాడి మాటే సరైనదని మనం ఒప్పుకోవాలి. అంతే కదా, బాగా తెలిసి ఇది కాదు అని డిస్కార్డ్ చేస్తున్నాడు. అది శంకరుల తర్వాత అలా చేసినటువంటి మహానుభావులు ఇద్దరు కనబడతారు. ఒకరు విద్యారణ్యులు, ఇంకోరు అప్పయ్య దీక్షితులు. ఇద్దరు మహానుభావులు అలా సమగ్రంగా వాళ్ళ గురించి తెలిసి కాదంటారు, అది ప్రత్యేకం. అలా ఇక్కడ శంకరులు ఆ కపిల స్మృతిని అంగీకరించలేదు. తర్వాత అధ్యాయంలో వస్తుంది అది. అలా కపిలుల గురించి వేదంలో మంత్రం ఉంది, కానీ అది ఈ కపిలుల గురించి కాదయ్యా. అసలు బోల్డ్ అంతమంది కపిలుల గురించి శాస్త్రం ఉంది. అందుకే మహర్షి కపిలాచార్య, ఆ కపిలుడి వేరు, ఈ సాంఖ్యానికి సంబంధించిన కపిలుడి వేరు. ఆ మాటకు వస్తే కర్దమ ప్రజాపతి ఇత్యాదులు చెప్పినప్పుడు కపిలుని కూడా మనం వేరుగానే భావించాలి. అప్పుడు మనం భాగవతం కూడా అద్వైతానికి ప్రమాణంగా స్వీకరించవచ్చు అది అనమాట. కనుక ఈ సాంఖ్య కపిలుడు కాడు అది, ఈ కపిలుడు వేరు. ఈవిడ ఒక మేధావి, మహామేధావి, సందేహం లేదు. ఆ కపిల స్మృతి కూడా శృతికి విరుద్ధం కనుక మేము ప్రమాణంగా స్వీకరించము అంటారు శంకరులు. అయితే ఈ కపిల స్మృతిలో అవ్యక్తం అనే మాట ప్రధానమనకు పర్యాయ పదంగా వాడతారు. అవ్యక్తం, సృష్టి ఏర్పడక ముందు ఉన్న ప్రధానము అవ్యక్తం తెలియబడట్లేదు కనుక అవ్యక్తం అనేది ప్రధానానికి పర్యాయ పదం. అవ్యక్తం అనే మాట మీ ఉపనిషత్తులో ఉన్నది అన్నాడు. ఇక్కడ ఉపనిషత్తులు అవ్యక్తం అనే మాట వాడారు కనుక అవ్యక్తం అనే మాట మేము మా ప్రధానం గురించి కూడా వాడాం కనుక మా ప్రధానమును మీ ఉపనిషత్తు ఒప్పుకున్నది అన్నాడండి. ఇక్కడ వాళ్ళు ప్రధానాన్ని మూడు శబ్దంతో చెప్తారండి. అజా, వాళ్ళు అనుకునే ప్రధానమనబడే ప్రకృతికి అజా అని పేరు, అవ్యక్తం అని పేరు, మహత్ అని పేరు, మూడు చెప్తారు. ఇవి మనం కూడా మా అవ్యక్తము మహత్వను వాడుతూ ఉంటాం సాంఖ్యంలో. సాంఖ్యంలో అవ్యక్తము మహత్ అనే శబ్దములకు అర్థం వేరు, వేదాంతములో అవ్యక్తమానికి అర్థం వేరు. ఇది శంకరులు చెప్తున్నారు. కనుక మీరు అవ్యక్తం అనే మాట మీ ఉపనిషత్తుల్లోనే ఉందన్న మాట ఒక్కటి పట్టుకొచ్చి ఇదిగో మీ ఉపనిషత్తు ఒప్పుకుంది మా సాంఖ్యాన్ని అనే మాట అనద్దు. కొంచెం మీకు చోటిచ్చామా, ఏకంగా బ్రహ్మముని మీరు పక్కకు తోసేస్తారు పరమ ప్రమాదకారులు. కనుక మీకు నో ఎంట్రీ ఇన్ వేదాంత పో లేదు అన్నారు ఇక్కడ శంకరులు. ఏం పట్టుకున్నారు అయితే, ఎక్కడ మీరు అవ్యక్తం ఉపనిషత్తులో ఉంది అని మీరు చూపిస్తున్నారో ఆ వాక్యం తీయండి. ఎక్కడున్నది అంటే కఠోపనిషత్తులు ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః, మనసస్థు పరా బుద్ధిర్ బుద్ధేర్ ఆత్మా మహాన్ పర మహత పరమ అవ్యక్తం అవ్యక్తాత్ పురుష పర పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠ సా పరాగతి. అక్కడ అవ్యక్తాత్ పురుష పర, అవ్యక్తము కంటే పురుషుడు పరుడు. వీళ్ళు సరిగ్గా అంటారు ప్రధానపడబడే ప్రకృతి కంటే జీవుడు అనేవాడు ఉన్నాడు. 24 తత్వములు ప్రధానమైతే 27 వాడు జీవుడని సాంఖ్యలు అంటారు. సరిగ్గా మీరు అదే అంటున్నారు కదా, అవ్యక్తాత్ పురుష పర అవ్యక్తము తర్వాత పురుషుడు అంటున్నారు కదా. అంటే మీరన్నర్థము మా ఉపనిషద్దర్థము ఒకటి కాదు పో అన్నాడు. ఇది అర్థం కావాలంటే కఠోపనిషత్తులోనే మరో మంత్రం తీ, అదే పూర్వాపరమును చూసి చెప్పాలి. అదేమిటంటే ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మన ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయాన్యాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణ. కఠోపనిషత్తులో ఒక మాట చూపిస్తున్నాడు మనకు చక్కటి పిక్చర్. అదేమిటి అంటే ఆత్మని రథుడని తెలుసుకో, శరీరము రథమని తెలుసుకో, బుద్ధి సారథి అని తెలుసుకో, మనస్సు కళ్ళమని తెలుసుకో. కనుకనే ఇంద్రియాలు గుర్రాలని, విషయాలు ఆ గుర్రాలకు కనబడేటువంటి వస్తువులని తెలుసుకుని శరీర ఇంద్రియ మనస్సులని నిగ్రహించుకుని అక్కడ ఆ భోక్త అయినటువంటి వాడు ఎవడున్నాడో వాడిని పరిశీలన చేస్తూ క్రమంగా పరమాత్మని తెలుసుకుని అది విచారణ అక్కడ చెప్పారు. ఇక్కడ వాడినటువంటి కల్పనలు చూడండి, శరీరాన్ని రథంతో పోల్చడం అంటే శరీరము ఇంద్రియములు బుద్ధి మనస్సు అని చెప్పాడు కదా, ఇవన్నీ మనకు తెలిసిన సబ్జెక్ట్సే కదా. ఇలాంటిది ఇంద్రియభ్యప్య పరాహ్యర్థ అర్ధవ్యశ్చ పరం మనః, ఇక్కడ ఏం చెప్పారో అవన్నీ వచ్చేయలేదో చూడండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఇక్కడ ఇంద్రియములు మనస్సు బుద్ధి అన్నీ ఇక్కడున్నవి అక్కడ వచ్చాయి కదా, కానీ ఇక్కడ లేనిది అక్కడ లేనిది చూద్దాం. ఇక్కడ మొదట మనం చదివిన దాంట్లో అవ్యక్తం అనే శబ్దం లేదు, శరీరం అనే శబ్దం ఉన్నది. అదేవిధంగా మహత పరమ వ్యక్తం అవ్యక్తాత్ అని చెప్పిన మంత్రంలో అవ్యక్తం అనే శబ్దం ఉంది కానీ శరీరం అనే శబ్దం లేదు. జాగ్రత్తగా చూడండి, అక్కడ ఇక్కడ భావం ఒకటే చెప్తున్నాడు. ఇంద్రియాలు మనస్సు బుద్ధి శరీరము వీటికి అతీతముగా ఉన్నటువంటి పురుషుడు అని మాట అక్కడ వచ్చింది కదా. అదే ఇక్కడ ఇంద్రియములు మనస్సు బుద్ధి చెప్తున్నాడు కానీ శరీరం అనలేదు. అవ్యక్తము అవ్యక్తం పైన వాడు అన్నాడు ఇక్కడ. అక్కడ శరీరం అన్నాడు, ఇక్కడ అవ్యక్తం అన్నాడు. అంటే అక్కడ శరీరం అని దేన్ని చెప్పారో ఇక్కడ అవ్యక్తం అని దాన్నే చెప్పింది ఉపనిషత్తు అన్నాడు ఇక్కడ. కానీ అవ్యక్తము అంటే ఉపనిషత్ భాషలో శరీరం అని అర్థమే తప్ప ప్రధానమనబడే ప్రకృతి కాదు అన్నాడు ఇక్కడ. కానీ ఉపనిషత్ భాషలో అవ్యక్తం అంటే ఏమిటి? ఇది మన ముందు గట్టిగా మనం అనుకుంటే చాలు, అవ్యక్తం అంటే శరీరం. అంతేగాని సాంఖ్యులు చెప్పే ప్రధానమనబడే ప్రకృతి అవ్యక్తం కాదు. ఇది చెప్తే వ్యక్తావ్యక్త స్వరూపిణి చేతులని జాగ్రత్తగా చూసుకోవచ్చు. సరే, మరి అవ్యక్తం అని శరీరాన్ని అనొచ్చా? ఇది కదా తర్వాత వాళ్ళు ఏం తక్కువ వాళ్ళ శరీరం అవ్యక్తం అలా అవుతుందండి కనబడుతూ ఇంత ఉంటూ ఉంటే. అంటే నాయన శరీరం అంటే కనబడి డూమ్ కాదు బాబు అన్నాడు ఇక్కడ. అసలు శరీరం అంటే ఏంటి మనకు తెలుసా? అందుకే శరీరం పోయిందంటే అసలు వాడు పోయాడు అనుకుంటాం. డూమ్ ఇది, ఈ లోపల ఫిల్మెంట్ లాంటిది ఒకటి ఉన్నది, జాగ్రత్త. ఆ ఫిల్మెంట్కి వచ్చిన కాంతే ఆ పైన డూమ్ని వెలిగిస్తుంది, బల్బుని. ఇది బల్బు లాంటిది, లోపల ఫిల్మెంట్ లాంటిది ఒకటి ఉన్నది. అందులో దీని సబ్జెక్ట్ అంతా ఉంది. ఇక్కడ ఈ కన్ను లేకపోయినా అక్కడో కన్ను ఉందిట. ఈ సమస్తేంద్రియములు సూక్ష్మముగా ఉంటాయి అందులో. సూక్ష్మము అది, అది బాడీకి కనెక్ట్ అవితే అప్పుడు ఇవన్నీ పనిచేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ సూక్ష్మముగా ఉన్న శరీరం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరము అవ్యక్తం అవునా కాదా? ఈ స్థూలము ద్వారా ఈ స్థూలంలా కనబడేది కాదు అది. కనుకనే ఆ సూక్ష్మ శరీరమే అసలు సబ్జెక్ట్. కనుక ఆ సూక్ష్మ శరీరము కంటే కారణ శరీరము కంటే, అంటే సూక్ష్మ కారణ శరీరములు కలుపుకుని అవ్యక్తమని చెప్తున్నారు ఇక్కడ. అది తెలుసుకోవాలి. కనుక ఉపనిషద్ భాషలో అవ్యక్తము అంటే సూక్ష్మ కారణ శరీరములు. అది ఎవరికైనా వ్యక్తం అవుతుందో చెప్పండి, ఒప్పుకుంటారా? ఉందా లేదా అని. ఉందా లేదని ఒప్పుకుంటారు, ఎందుకంటే ఉంది కనుక ఉన్నాం మనం. కానీ కనబడదు, అది కనబడేదంతా స్థూల శరీరమే. కనుక అవ్యక్తం అనే మాట శరీరము గురించి మాట్లాడారు, అనగా సూక్ష్మ శరీరం గురించి మాట్లాడారు. ఎందుకు మరి అవ్యక్తము అన్నారు అంటే సూక్ష్మంతు తదర్హత్వాత్, సూత్రం అది. సూక్ష్మంతు తదర్హత్వాత్, సూక్ష్మం అనే మాట అవ్యక్తం అనే దానికి అర్హతగా ఉన్నది కనుక. అందుకు సూక్ష్మంత్విహ కారణాత్మనా శరీరం వివక్షతే సూక్ష్మస్య అవ్యక్త శబ్దార్హత్వాత్. కనుకనే ఆ సూక్ష్మ కారణ శరీరముల కూడా పరుడైన వాడెవడో వాడిని తెలుసుకో అని అర్థంలో అక్కడ ఉపనిషత్తు చెప్పింది. అంతేగాని ప్రధానమనబడే దాని గురించి చెప్పలేదు. ఆ మాటకు వస్తే ఇంద్రియములు ఇవన్నీ చెప్పిన గోళకే ప్రధానానికి ఏమైనా సంబంధం ఉన్నదా? కనుక నాకు అవ్యక్తం అనే మాట సూక్ష్మ శరీరము గురించి ఉపనిషత్తు చెప్పింది. మీ అవ్యక్తం వేరు, మా అవ్యక్తం వేరు, కనుక దాన్ని దీనికి వచ్చి అతికించవద్దు. ఆ మధ్య ఎవడో అన్నాడు, వేదములోనే పలానా యజ్ఞమునుకున్నటువంటి పురుషుడు రక్తము చిందించను అన్నది కనుక మాది మీద ఒకటేనండి అన్నాడు. ఇక్కడ రక్తం చిందించే వాళ్ళందరూ వేదంలో ఉన్నారంటే ఎలా కష్టం అండి. ఆ మాటకు వస్తే బలిచక్రవర్తి కూడా రక్తం చిందించాడు. అవా ఇక్కడ చెప్పేది? కనుక ఏవో పదం దొరికింది కదా అని పట్టుకు వేలాడుతూ జ్ఞానులైన భారతీయుని భ్రష్ట మార్గంలో పెడుతూ ఉంటే మన అజ్ఞానంలో మునిగిపోయాం గనక మహావిష్ణములు చెప్తూ ఉంటే అర్థం కావట్లేదనే స్థితి భారతీయుడికి రావడం దౌర్భాగ్యం అండి. వివేకానంద రెండు ఉపన్యాసాలతో చెప్తే పాశ్చాత్యుడు కళ్ళు తెరుచుకుని భారతీయ వేదాంతం వైపు తిరిగారే. ఈ మధ్యకాలంలో అయామ్ దట్ అనే ఒక పుస్తకం అమెరికాలో నేను చదివాను. అయామ్ దట్ రచించినది అమెరికన్. మొత్తం ఆ వేదాంత తత్వాన్ని అంత గొప్పగా మన దేశపు పుటకలేని మహానుభావుడు. నేను అనేది ఇతర దేశస్తులకు రాకూడదని చెప్పను, ఇక్కడ దొరికే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ పరంపర ఉంది, ఒక సంప్రదాయం ఉంది, ఈ మాట్లాడుకునే వాతావరణం ఉంది, ఇలాంటి చెప్పే గురువులు ఉన్నారు. అయినా మనకు అర్థం కావట్లేదు, వినట్లేదు, వచ్చి కూర్చుని మధ్యలో లేచిపోయే పాపాత్మనమైపోయేమే మనం. అలాంటిది అక్కడ ఈ సంప్రదాయం లేనివాడు నేర్చుకున్నాడంటే అప్పుడు తెలిసింది సంస్కారములు దేశం బట్టి ఉండేది. ఇక్కడ పుట్టినా కొందరు తెలుసుకోలేరు. అందుకే వివేకానంద మాట్లాడాడు, ఈవెన్ బోర్న్ ఇన్ అవర్ బ్లడ్ అన్నాడు. ఇక్కడ కొందరు ఫూల్స్ ఈవెన్ బోర్న్ ఇన్ అవర్ బ్లడ్ అన్నాడు. మన రక్తంలో పుట్టిన మూర్ఖులకు కూడా తెలియదు అన్నాడు అండి ఒక చోట వివేకానంద అన్న మాట. ఇది అంటే మనలోనూ ఉన్నారు. కనుక భారతీయుడిగా పుట్టినంత మాత్రాన లాభం లేదు, భారతీయతతో బ్రతకాలి. ఈ శబ్దములు వింటున్నప్పుడు అబ్బా ఇంత జ్ఞానమా అని ఒక ఆనందం కలిగినా చాలండి. ఎంత సూటిగా అంత జగత్పడు. కానీ అవ్యక్తం అనేది వేదాంత భాషలు ఏమిటి? సూక్ష్మ శరీరం అనే శబ్దంలో వాడారు కానీ ఇంకోటి కాదయ్యా బాబు అని వివరించారు. మరి ఇక్కడైతే మీరు ప్రకృతిని ఒప్పుకోరా అంటే మేము ఒప్పుకుంటున్న ప్రకృతి వేరు, అది పరమేశ్వరుని యందు ఉన్నటువంటి సృష్టికారకమైనటువంటి అఖండ మాయాశక్తి. ఆ ప్రకృతి వేరు, ఆ మాయ వేరు, వీళ్ళ ప్రధానం వేరు. అది చెప్తున్నాడు ఇక్కడ. వేదాంతంలోనే మాయ యొక్క ప్రస్తావన ఉంది, సాంఖ్యంలో లేదు. ఆ మాయ అనేటటువంటి అనిర్వచనీయ శక్తి యొక్క ప్రస్తావన చెప్పారు. అనిర్వచనీయమైన ఆ శక్తి అయినా మాయకి నమస్కారము. ఆ మాయ అంటే ఏమిటి? ఆ మాయాశక్తి అంటే ఏమిటి? మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయనంతు మహేశ్వరం అనే మాట ఇక్కడ ఈ శ్వేతాశ్వత రూపనిషత్తులు ఉన్న మాటను తీసుకుని అక్కడ వివరణ చేస్తారాయన. అదేమిటో రేపు మనం తెలుసుకుందాం. సర్వం శ్రీ జగద్గురు చరణారవిందార్పణమస్తు స్వస్తి.